ஓம் ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ, ஸ்ரீ மகாசரஸ்வத்யை நமஹ, ஸ்ரீ குருப்யோ நமஹ, ஹரி ஓம். புஷ்பாட்சதலு தீஸ்கோண்டி. யஸ்யவோ நாம ரூபாப்யாம் யா தேவி சர்வமங்களா தயோ சம்ஸ்மரணாத் பும்சாம் சர்வதோ ஜெயமங்கலம். சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோ பசாந்தயே. ததேவ லக்னம் சுதினம் ததேவ தாராபலம் சந்திரபலம் ததேவ வித்யாபலம் தேவபலம் ததேவ லக்ஷ்மீபதே தேங்க்ரியுகம் ஸ்மராமி. யத்ர யோகீஸ்வரஃ கிருஷ்ணோ யத்ர பார்த்தோ தனுர்த்தரஹ தத்ர ஸ்ரீர்விஜயோ பூத த்ருவாணீ தர்மதிர்ம மம. ஸ்மிருதே சகல கல்யாண பாஜனம் யத்ர ஜாயதே புருஷஸ்தமஜம் நித்யம் வ்ரஜாமி சரணம் ஹரிம். சர்வதா சர்வ கார்யேஷு நாஸ்தி தேஷாம் அமங்களம் ஏஷாம் ஹ்ருதிஸ்தோ பகவான் மங்களாயதனம் ஹரி. லாபஸ்தேஷாம் ஜயஸ்தேஷாம் குதஸ்தேஷாம் பராபவஹ ஏஷாம் இந்தீவரஸ்யாமோ ஹ்ருதயஸ்தோ ஜனார்தனஹ. ஆபதாமபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். சர்வமங்களமாங்கல்யே சிவே சர்வார்த்த சாதிகே சரண்யே த்ர்யம்பகே தேவி நாராயணி நமோஸ்துதே. ஸ்ரீ லக்ஷ்மி நாராயணாப்யாம் நமஹ, உமாமஹேஸ்வராப்யாம் நமஹ, வாணி ஹிரண்யகர்ப்பாப்யாம் நமஹ, சசி புரந்தராப்யாம் நமஹ, அருந்ததி வசிஷ்டாப்யாம் நமஹ, ஸ்ரீ சீதாராமாப்யாம் நமஹ, சர்வேப்யோ மஹாஜனேப்யோ ப்ராஹ்மணேப்யோ நமோ நமஹ. ஆசம்யா உதரணித்தோ நீளு தீஸ்கொனி எடம் செத்து குடி செத்துல வேஸ்கொனி மூடு சாலு விடுவிடுகா ஸ்வீகரிச்சி. ஓம் ஆச்சம்யா கேசவாய ஸ்வாஹா, ஓம் நாராயணாய ஸ்வாஹா, ஓம் மாதவாய ஸ்வாஹா. நால்கோசாரி செய்யகடுக்கோண்டி. ஓம் கோவிந்தாய நமஹ, ஓம் விஷ்ணவே நமஹ, ஓம் மதுசூதனாய நமஹ, ஓம் த்ரிவிக்ரமாய நமஹ, ஓம் வாமனாய நமஹ, ஓம் ஸ்ரீசராய நமஹ, ஓம் ஹ்ருஷிகேஷாய நமஹ, ஓம் பத்மநாபாய நமஹ, ஓம் தாமோதராய நமஹ, ஓம் சங்கர்ஷணாய நமஹ, ஓம் வாசுதேவாய நமஹ, ஓம் ப்ருதும்னாய நமஹ, ஓம் அனிருத்தாய நமஹ, ஓம் புருஷோத்தமாய நமஹ, ஓம் ஃபலோக்ஷாய நமஹ, ஓம் நாரசிம்ஹாய நமஹ, ஓம் அச்சுதாய நமஹ, ஓம் ஜனார்தனாய நமஹ, ஓம் உபேந்திராய நமஹ, ஓம் ஹரஜே நமஹ, ஓம் ஸ்ரீகிருஷ்ணாய நமஹ, ஓம் ஸ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షతులు వాసన చూసి ఈ పూజకి విఘ్నాన్ని కలిగించే భూతములు ఇక్కడి నుంచి తొలగిపోవాలని భావించి ఆ పక్కగా వేసేయండి. ఉత్తిష్టంతు భూత విశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓగుం శుభః ఓం మహః ஓம் ஜனஹ ஓம் தபஹ ஓகும் சத்யம் ஓம் தத்சவிதுர்வரேண்யம் பர்கோ தேவஸ்ய தீமஹி தியோ யோனஃ ப்ரசோதயாத். ஓம் ஆபோ ஜோதிரசோ அமிர்தம் ப்ரஹ்ம பூர்புவஸ்வரோம். மம அனுக்கொண்டி உபாத்த சமஸ்த துருத க்ஷயத்வாரா ஸ்ரீ பரமேஸ்வரமுத்திஷ்ய ஸ்ரீ பரமேஸ்வர ப்ரீத்யர்த்தம் சுபே சோபனே முஹூர்த்தே ஸ்ரீ மகாவிஷ்ணோராஜ்ஞயா ப்ரவர்த்தமானஸ்ய அத்ய ப்ரஹ்மணா த்விதீய பராஅர்த்தே ஸ்வேதவராஹ கல்பே வைவஸ்வத மன்வந்தரே கலியுகே பிரதம பாதே ஜம்பூத்வீபே பரதவர்ஷே பரதகண்டே மேரோஹ தட்சிண திக்பாகே ஸ்ரீசைலஸ்ய வாயுவ்ய பிரதேசே கிருஷ்ணா கோதாவரியோஹ மத்ய பிரதேசே சோபன க்ருஹே சமஸ்த தேவதா ப்ராஹ்மண ஹரிஹர குருசரண சந்நிதௌ அஸ்மின் வர்த்தமான வியாபாரிக சாந்திரமானேன ஸ்ரீ கரநாம சம்வத்சரே உத்தராயணே சிசிரர்த்தௌ ஃபால்குண மாசே சுக்லபக்ஷே சதுர்தஸ்யாம் சௌம்யவாசரே சுபநக்ஷத்ரே சுபயோகே சுபகரண ஏவங்குண விசேஷண விசிஷ்டாயாம் அஸ்யாம் வர்த்தமானாயாம் சுபதிதௌ ஸ்ரீமான் கோத்ரஹ பாமனுள்ள கோத்ரம் பாமனுள்ள கோத்ரம் ஸ்ரீமான் பாமனுள்ள கோத்ரஹ சந்திரசேகர ரெட்டி சந்திரசேகர ரெட்டி நாமதேயஹ தர்மபத்னி சமேதஹ ஸ்ரீமதஹ பாமனுள்ள கோத்ரோத்பவஸ்ய சந்திரசேகர ரெட்டி நாமதேயஸ்ய தர்மபத்னி சமேதஸ்ய யஜமானஸ்ய தர்மபத்ன்யாஹ ஷாலினி ஷாலினி நாம்ன்யாஹ. ஈ பிள்ளலு மொதட பாப்ப பாப பாப பாப பாப பேர் செப்பண்டி நமித மம செப்பண்டி நமித யஜமானஸ்ய குமார்யாஹ நமித நாம்ன்யாஹ ஹிமபிந்து த்விதீய குமார்யாஹ ஹிமபிந்து நாம்ன்யாஹ செப்பண்டி. மீரு புஷ்பம் அக்ஷதலு தீஸ்கோண்டி குடி தோட பயண சங்கல்பானிக்கு பெட்டுக்கோண்டி. மம மம தர்மபத்னி தர்மபத்னி சமேதஸ்ய சமேதஸ்ய சகுடும்பஸ்ய சகுடும்பஸ்ய சபுத்ரீகஸ்ய சபுத்ரீகஸ்ய సబాంధవస్య సబాంధవస్య సపరివారస్య సపరివారస్య క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యాణాం ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం విశేషతః విశేషత ఆకస్మిక ఆకస్మిక ధనప్రాప్తి ధనప్రాప్తి ద్వారా ద్వారా ధనలక్ష్మి ధనలక్ష్మి కటాక్ష కటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అఖండైశ్వర్య అఖండైశ్వర్య ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం శ్రీ శ్రీ ధనలక్ష్మి ధనలక్ష్మి ధనాకర్షక ధనాకర్షక లక్ష్మి లక్ష్మి కుబేర కుబేర వ్రతాఖ్యం వ్రతాఖ్యం కర్మ కర్మ కరిష్యమాణ కరిష్యమాణ తదాదౌ తదాదౌ నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమా పరిసమా అవాప్త్యర్థం అవాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాగణ గణాధిపతి పూజాం పూజాం కరిష్యే కరిష్యే గణపతి దగ్గర వేసి తదంగ కలశారాధనం కరిష్యే. ఇక్కడ వేరే కలశంలో నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ కలశానికమ్మ కొంచెం గంధం కుంకుమ పెట్టండి మూడు చోట్ల, ఆ చుట్టూ మూడు చోట్ల గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టండి. కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య పెట్టుకుని దాంట్లో రెండు అక్షతలు రెండు పుష్పాలు వేసుకోండి ఆ కలశంలో. దాన్ని పరిచయం పెట్టండి మీరు. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌద సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సైతాః సర్వే కలశాంబు సమాశ్రితాః. పుష్పంతో నీళ్లు కలపండి, కలశంలో నీళ్లు నదీ జలాలు దాంట్లో చేరినట్టుగా భావించి కలపండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకా కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ పుష్పంతో నీళ్లు తీసుకుని పూజా వస్తువులపైన ప్రోక్షణ చేయండి. ఈ వస్తువులన్నీ కూడా పూజకి అర్హములుగా మనం సిద్ధపరచుకుని ఆ తర్వాత పూజ నిర్వర్తిస్తాం. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం గణపతి పైన కష్టాలండి మీరు. చాలండి చాలండి, ఇప్పుడు మీరు తీసుకుని మీరు జరుపుకుని వారి మీద చాలండి. దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య ఆ పుష్పం దాంట్లో ఉంచేయండి. ఒక పుష్పం రెండు అక్షతలు తీసుకుని ఇద్దరు గణపతిని ధ్యానం చేసుకోండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే లక్ష్మీంతనోతు నితరామితరానపేక్షమంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాళం హైరంభమం బురుహడంబర చౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతారధురంధరన్న అస్మిన్ హరిద్రాబింబే మహాగణాధిపతిం సుముఖం ధ్యాయామి స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు. మళ్ళీ పుష్పాక్షతలు తీసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పుష్పాక్షతలు అక్కడి నుంచి ఓం గం గణపతయే నమః. పుష్పాలు వేయండి ఒక్కొక్కటి, ఒక్కొక్క పుష్పంతో పూజ చేస్తుండండి. ఓం గణం గణపతయే నమః ఆవాహయామి ఓం గం గణపతయే నమః నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి ఓం గం గణపతయే నమః. పుష్పంతో కొంచెం నీళ్లు ఉంచండి, అలా చూపించి పళ్ళెల్లో విడిచిపెట్టండి. పాదయో పాద్యం సమర్పయామి ఓం గం గణపతయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా గణపతికి ఇందాక పాదాలు కడిగినట్టుగా జలం చూపించి పళ్ళెలను విడిచిపెట్టాం. ఇప్పుడు హస్తాలు చేతులు కడిగినట్టుగా భావించి స్వామికి చూపించి పళ్ళెలను విడిచిపెడతాం. హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఓం గం గణపతయే నమః. మరల స్వామి తాగడానికి జలం ఇచ్చినట్టుగా ముఖే ఆచమనయం సమర్పయామి. కొంచెం ప్రోక్షణ చేయండి. ఓం గం గణపతయే నమః. స్నపయామి ఆపోహిష్ఠామజోభువస్థాన భూర్జేత ధాతన. కొంచెం నీళ్లు జలండి పుష్పంతం. మహేరణాయ చక్షసే యోవ శివతమోరస తస్య భాజయతే హన ఉషతీరివ మాతర తస్మారంగమామభో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచన. మహాగణాధిపతయే నమః. గం గణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. గం గణపతయే నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. గం గణపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. గం గణపతయే నమః. శ్రీగంధాన్ ధారయామి. గంధం చిలకరించండి. గం గణపతయే నమః. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. గం గణపతయే నమః. మంగళార్థం హరిద్రాసహిత కుంకుమచూర్ణం సమర్పయామి. కొంచెం పసుపు కూడా. గం గణపతయే నమః. పుష్పైః పూజయామి. పువ్వులతో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం గం గణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. అగరవత్తి ఒకటి తీసుకుని వెలిగించండి అమ్మా. ఆ ధూపాన్ని గణపతికి చక్కగా ప్రదక్షిణ క్రమంగా చేయటం ఇలా చూపండి. ఎడం చేత్తో పుట్టిన కుడి చేత్తో అద్దండి. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా జ్యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమినాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి. దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ఆ దీపాన్ని స్వామికి అక్కడి నుంచి అద్దండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్లు స్వామికి అలా చూపించి పళ్ళెల్లో విడిచిపెట్టండి. నైవేద్యం ఒక అరటి పండు తీసుకుని కొంచెం వలిచి గణపతి దగ్గర పెట్టండి. నివేదనకి దానిపైన పుష్పంతో నీళ్లు జల్లండి. ఓం భూర్భువ సువ తత్సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. సత్యం ద్వర్తేన పరిషించామి. ఇలా నీళ్లు ఆ ఫలం చుట్టూ తిప్పాలి. సత్యం ద్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలి ఫలం నివేదయామి. ఐసారు నైవేద్యం చూపించండి స్వామికి ఇలాగా. ప్రాణాయ నమః. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. నీళ్లు కొంచెం ఉంచండి. హస్తవు ప్రక్షాళయామి. పాదవు ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. రెండు తమల పాకులు రెండు వక్కలు తీసుకుని తాంబూలం గణపతి దగ్గర ఉంచుతారు. కానీ పూగీఫలైస్ కర్పూరైర్ నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు స్వామి దగ్గర చూపించేట నీరాజనం. రెండు కర్పూర బిళ్ళలు తీసుకుని ఆ హారతి పళ్ళ ప్లేట్ పెట్టుకుని ಓಂ ಘೃತವರ್ತಿ ಸಹಸ್ರೈಶ್ಚ ಕರ್ಪೂರ ಸಕಲೈಶ್ಚಾ ನೀರಾಜನಂ ಮಯಾ ದತ್ತಂ ಗುಹಾಣ ವರದೋಭವ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಆನಂದ ಕರ್ಪೂರ ದಿವ್ಯ ಮಂಗಳ ನೀರಾಜನಂ ದರ್ಶಯಾಮಿ. ನೀರಾಜನಾನಂತರಂ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ನಮಸ್ಕರೋಮಿ. ಅಕ್ಕಡ ಬೆಟ್ಟಿ ಮೀರು ಇದ್ದರೆ ಅದ್ದುಕೊನೆ ಘೃತವರ್ತಿ ಸಹಸ್ರೈಶ್ಚ ಕರ್ಪೂರ ಸಕಲೈಸ್ತಥಾ ನೀರಾಜನಂ ಮಯಾ ದತ್ತಂ ಗೃಹಾಣ ವರದೋಭವ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಆನಂದ ಕರ್ಪೂರ ದಿವ್ಯ ನೀರಾಜನಂ ದರ್ಶಯಾಮಿ. ನೀರಾಜನಾನಂತರಂ ಶುದ್ಧಾ ಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ನಮಸ್ಕರೋಮಿ. ತರ್ವಾತ ಪುಷ್ಪಮ ಅಕ್ಷತ್ರ ಬುಚ್ಕೊಂಡು ಸುಮುಖಶ್ಚೈಕದಂತಶ್ಚ ಕಪಿಲೋ ಗಜಗನ್ನಕ ಲಂಬೋದರಶ್ಚ ವಿಕಟೋ ವಿಘ್ನ ರಾಜೋ ಗಣಾಧಿಪ ಧೂಮಕೇತುರ್ಗಣಾಧ್ಯಕ್ಷ ಫಾಲಚಂದ್ರೋ ಗಜಾನನ ವಕ್ರತುಂಡ ಶೂರ್ಪಕನ್ನೋ ಹೇರಂಭ ಸ್ಕಂದ ಪೂರ್ವಜ ಷೋಡಶೈತಾನಿ ನಾಮಾನಿ ಯಃ ಪಠೇತ್ ಶೃಣುಯಾದಪಿ ವಿದ್ಯಾರಂಭೇ ವಿವಾಹೇ ಚ ಪ್ರವೇಶೇ ನಿರ್ಗಮೇ ತಥಾ ಸಂಗ್ರಾಮೇ ಸರ್ವಕಾರ್ಯೇಷು ವಿಘ್ನಸ್ತಸ್ಯ ನ ಜಾಯತೇ. ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ದಿವ್ಯ ಸುವರ್ಣ ಮಂತ್ರ ಪುಷ್ಪಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಆ ಪುಷ್ಪಾಕ್ಷತಲು ಗಣಪತಿ ದಗ್ಗರ ಮುಂಚೆ ನಮಸ್ಕಾರ ಅಂದೇಳಿ ಮರಳ. ಯಾನಿ ಕಾನಿಜ ಪಾಪಾನಿ ಜನ್ಮಾಂತರ ಕೃತಾನಿ ಚ ತಾನಿ ತಾನಿ ಪ್ರಣಶ್ಯಂತಿ ಪ್ರದಕ್ಷಿಣ ಪದೇ ಪದೇ ಪಾಪೋಹಂ ಪಾಪಕರ್ಮಾಹಂ ಪಾಪಾತ್ಮ ಪಾಪಸಂಭವ ತ್ರಾಹಿಮಾಂ ಕೃಪಯಾ ದೇವ ಶರಣಾಗತ ವತ್ಸಲ ಅನ್ಯಥಾ ಶರಣಂ ನಾಸ್ತಿ ತ್ವಮೇವ ಶರಣಂ ಮಮ ತಸ್ಮಾತ್ ಕಾರುಣ್ಯ ಭಾವೇನ ರಕ್ಷ ರಕ್ಷ ಗಣಾಧಿಪ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಆತ್ಮ ಪ್ರದಕ್ಷಿಣ ನಮಸ್ಕಾರಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ ಛತ್ರಮಾಚ್ಛಾದಯಾಮಿ. ಅಕ್ಷತಲು ಕೊಂಚ ಕೊಂಚ ಪೂಜೆ. ಚಾಮರಾಭ್ಯಾಂ ವೇದಯಾಮಿ ನೃಚಂದ್ರ ಸಿಯಾಮಿ ಗೀತಂ ಶ್ರಾವಯಾಮಿ ಆಂದೋಳಿಕಾನಾರೋಹಯಾಮಿ ಯಥಾಶಕ್ತಿ ಭಕ್ತುಪಚಾರಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ. ಮೀರು ಅಕ್ಷತಲು ತೀಸ್ಕೊಂಡು ಮೀರು ಬರ್ಚತ್ರ ಕೊಚ್ಚ ನೀಳುಂಚಂದ್ರ ಗಾಣಿ ಯಸ್ಯ ಸ್ಮೃತ್ಯಾ ಚ ನಾಮೋಕ್ತ್ಯಾ ತಪಃ ಪೂಜಾ ಕ್ರಿಯಾದಿಷು ನ್ಯೂನಂ ಸಂಪೂರ್ಣತಾಂ ಯಾತಿ ಸಜ್ಜೋ ವಂದೇ ತಮಚ್ಯುತಂ ಮಂತ್ರಹೀನಂ ಕ್ರಿಯಾಹೀನಂ ಭಕ್ತಿಹೀನಂ ಗಣಾಧಿಪ ಯತ್ಪೂಜಿತಂ ಮಯಾ ದೇವ ಪರಿಪೂರ್ಣಂ ತದಸ್ತುತೇ. ಅನೇನ ಧ್ಯಾನಮಾವಾಹನಾದಿ ಷೋಡಶೋಪಚಾರ ಪೂಜನೇನ ಭಗವಾನ್ ಸರ್ವಾತ್ಮಕಃ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಸುಪ್ರೀತ ಸುಪ್ರಸನ್ನೋ ವರದೋ ಭವತು. ಉತ್ತರೇ ಶುಭಕರ್ಮಣ್ಯ ವಿಘ್ನಮಸ್ತಿತಿ ಭವಂತೋ ಬ್ರುವಂತು. ಉತ್ತರೇ ಶುಭಕರ್ಮಣ್ಯ ವಿಘ್ನಮಸ್ತು. ಮಹಾಗಣಾಧಿಪತಿ ಪ್ರಸಾದ. ಅಕ್ಷತ್ರ ಮೀರು ತೀಸ್ಕೊಂಡು ಮೀರು ಬರ್ಚೇದ್ರೆ ಕಸಿ ನೀಳುಂಚಂಡಿ. ಅನಯಾ ಪೂಜೆಯ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಸುಪ್ರೀತ ಸುಪ್ರಸನ್ನೋ ವರದೋ ಭವತು. ಮಹಾಗಣಾಧಿಪತಿ ಪ್ರಸಾದ ಶಿರಸ ಗೃಹ್ಣಾಮಿ. ಓ ಪುಷ್ಪಂ ತೀಸಿ ಕಳಗತ್ಕೊಂಡು ಗಣಪತಿಗೆ ಪೂಜೆ ಚೇಸಿನಟುವಂತಿ ಪುಷ್ಪಂ ಒಟ್ಟು ತೀಸ್ಕೊಂಡು ಕಳಗತ್ಕೊಂಡು ತಲ್ಲ ಬಿಟ್ಕೊಂಡು ಮಹಾಗಣಾಧಿಪತಿ ಪ್ರಸಾದ ಸಿದ್ಧಿರಸ್ತು ಸರ್ವ ವಿಘ್ನ ನಿವೃತ್ತಿರಸ್ತು ಸಂಕಲ್ಪಿತ ಕಾರ್ಯ ಸಿದ್ಧಿರಸ್ತು. ಆ ಗಣಪತಿನಿ ಕೊಂಚಂ ಇಟು ಉತ್ತರಾನಿಕ ಕೊಂಚಂ ಜರಪಂಡಿ. ಉದ್ವಾಸ ಅಂತ ಚೆಪ್ಪಿನಟ್ಟುಗಾ ತಮಲಪಾಕ್ತು ಕೊಂಚಂ ಜರಪಂಡಿ. ಯಜ್ಞೇನ ಯಜ್ಞಮಯಜಂತ ದೇವಾಃ ತಾನಿ ಧರ್ಮಾಣಿ ಪ್ರಥಮಾನ್ಯಾ ಸಂದೇಹ ನಾಕಂ ಮಹಿಮಾನಸ್ಸ ಚಂತೆ ಯತ್ರ ಪೂರ್ವೇ ಸಾಧ್ಯಾಃ ಸಂತಿ ದೇವಾಃ. ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಯಥಾಸುಖಂ ಯಥಾಸ್ಥಾನಂ ಪ್ರತಿಷ್ಠಾಪಯಾಮಿ ಶೋಭನಾರ್ಥೇ ಕ್ಷೇಮಾಯ ಪುನರಾಗಮನಾಯ ಚ ವಕ್ರತುಂಡ ಮಹಾಕಾಯ ಕೋಟಿ ಸೂರ್ಯ ಸಮಪ್ರಭ ನಿರ್ವಿಘ್ನಂ ಕುರು ಮೇ ದೇವ ಸರ್ವಕಾರ್ಯೇಷು ಸರ್ವದಾ ವಿಘ್ನೇಶ್ವರಾಯ ನಮಃ. ಅನೇಕ ಕೋಟಿ ಪ್ರಾರ್ಥನಾ ನಮಸ್ಕಾರಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ. ఆచమనం చేయండి వాళ్ళు. మరలా ఒకసారి ఆచమనం చేయండి. ఇందాక చేయగడుకుని ఆచమనం చేశారు కదా, మరలా ఒకసారి ఆచమనం చేయండి. ఎడం చేత్తో నీళ్లు కుడిచి అక్షతలు దాంట్లో ఉంచండి. చెప్తా అక్షతలు వదిలేయండి. ఎడం చేత్తో కుడి చేతిలో మూడు సార్లు విడివిడిగా నీళ్లు పోసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క లోపలికి తాగాలి. కడుక్కోండి, ఫస్ట్ చేయి కడుక్కోండి. ఉద్ధరణతో కుడి చేతిలో నీళ్లు వేసుకోండి ఒకసారి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ಓಂ ಮಾಧವಾಯ ಸ್ವಾಹ. ಮರಳ ಚೈಗಡ್ಕೊಂಡು ನಾಲ್ಕೋ ಸಾರಿ. ಓಂ ಗೋವಿಂದಾಯ ನಮಃ. ಓಂ ವಿಷ್ಣವೇ ನಮಃ. ಓಂ ಮಧುಸೂದನಾಯ ನಮಃ. ಓಂ ತ್ರಿವಿಕ್ರಮಾಯ ನಮಃ. ಓಂ ವಾಮನಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀಧರಾಯ ನಮಃ. ಓಂ ಹೃಷಿಕೇಶಾಯ ನಮಃ. ಓಂ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ. ಓಂ ದಾಮೋದರಾಯ ನಮಃ. ಓಂ ಸಂಘರ್ಷಣಾಯ ನಮಃ. ಓಂ ವಾಸುದೇವಾಯ ನಮಃ. ಓಂ ಪ್ರಜುಮ್ನಾಯ ನಮಃ. ಓಂ ಅನಿರುದ್ಧಾಯ ನಮಃ. ಓಂ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮಃ. ಓಂ ಮಧೋಕ್ಷಜಾಯ ನಮಃ. ஓம் நரசிம்ஹாய நமஹ, ஓம் அச்சுதாய நமஹ, ஓம் ஜனார்தனாய நமஹ, ஓம் உபேந்திராய நமஹ, ஓம் ஹரயே நமஹ, ஓம் ஸ்ரீகிருஷ்ணாய நமஹ, ஓம் ஸ்ரீகிருஷ்ண பரப்ரஹ்மணே நமஹ. பூர்வோக்த ஏபங்குண விசேஷண விசிஷ்டாயாம் சுபஜிதௌ அஸ்யஜமானஸ்ய கோத்ரம் பாமனுள்ள கோத்ரம் பாமனுள்ள கோத்ரோத்பவஸ்ய சந்திரசேகர ரெட்டி சந்திரசேகர ரெட்டி நாமதேஸ்ய தர்மபத்னி சமேதஸ்ய யஜமானஸ்ய தர்மபத்ன்யாஹ ஷாலினி ஷாலினி நாம்ன்யாஹ யஜமானஸ்ய ஜேஷ்ட குமார்யாஹ நமிதா நமிதா நாம்ன்யாஹ த்விதீய குமார்யாஹ ஹிமபிந்து ஹிமபிந்து நாம்ன்யாஹ யஜமானஸ்ய சகுடும்பஸ்ய தர்மபத்னி சமேதஸ்ய சகுடும்பஸ்ய க்ஷேமஸ்தைர்ய தைரிய விஜய அபய ஆயுரோக்ய ஐஸ்வர்யாபிவிருத்தியர்த்தம் தர்மார்த்தகம மோக்ஷம் சதுர்வித புருஷார்த்த ஃபல சித்தியர்த்தம் இஷ்டகாம்யார்த்த ஃபல சித்தியர்த்தம் ராஜத்வாரே ராஜமுகே சர்வகார்ய அனுகூல்யதா சித்தியர்த்தம் அகண்ட லக்ஷ்மி பிரசாத சித்தியர்த்தம் ஆகஸ்மிக தன பிராப்தி த்வாரா மகாலக்ஷ்மி கடாட்ச சித்தியர்த்தம் அஷ்டைஸ்வர்ய பிராப்தியர்த்தம் தனாகர்ஷக லக்ஷ்மி குபேர பூஜாங்கரிஷ்யே அக்ஷதலு செத்துலோ பேசுக்குனி காசு நீழு பள்ளெல்லாம் விடிச்சுப்பட்டேன். ఈ లక్ష్మీ కుబేర పూజ మనం ప్రారంభించాం. ఏ వ్రతాన్ని మనం ప్రారంభించినా, ఏ పూజని ప్రారంభించినా ఆదవు పూజ్యో వినాయక అని శాస్త్రం చెప్పినట్టుగా మొట్టమొదట నిర్విఘ్నంగా మనం సంకల్పించిన ఆరంభించినటువంటి ఈ వ్రతాది కార్యక్రమాలు చక్కగా నెరవేరాలనే ఉద్దేశంతో గణపతిని మొదట పూజ చేశాం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాం. అటు పిమ్మట లక్ష్మీ కుబేర పూజ మనం ప్రారంభించుకోబోతున్నాం. ఈ లక్ష్మీ కుబేర పూజ ఐశ్వర్య ప్రాప్తికి ఒకదానికే కాకుండా రోగనాశనానికి వ్యాధినాశనమునకు కూడా ఈ వ్రతం చేయవచ్చని చెప్పనేసని ఆ వ్రత విధానం తెలియజేస్తోంది. అపమృత్యు దోషములు తొలగడం కోసం కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చని చెప్పి తెలుస్తోంది. అలాగే జన వశీకరణం కోసం కూడా, అంటే అకారణంగా వ్యతిరేకత కలిగి ఉన్నటువంటి జనుల వశీకరణం కోసం కూడా ఈ వ్రతాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పి ఆచరించవచ్చని చెప్పనేసని కల్పన తెలియజేస్తోంది. ఇంకా దుష్టగ్రహ పీడల నుంచి మనం బయటపడడానికి రక్షింపబడడానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చుట. ఇంకా భూతప్రేత పిశాచాది సర్వ అరిష్టములను తొలగించుకొని మనం క్షేమంగా సుఖంగా జీవనం సాగించడానికి కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంకా ఐశ్వర్య ప్రాప్తికి, కులదేవత ప్రీతికి ఈ విధంగా అనేక విధములైనటువంటి ఫలాలని ఉద్దేశించి ఈ ధనాకర్షక లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎందుకంటే లక్ష్మీ కుబేర వ్రతము అనగానే ఐశ్వర్య ప్రాప్తికి మాత్రమే అని చెప్పనేసని సహజంగా లోకంలో అనుకోవడానికి అవకాశం ఉంది. కనుక అలా కాదు, ఈ వ్రతాన్ని ఇన్ని విధాల ఫలాలని పొందడం కోసం కూడా మనం ఆచరించుకోవచ్చు అని చెప్పనేసని ఈ వ్రత కల్పన తెలియజేస్తుంది. కనుక ఆయా ఫలములను మనం ఏవైతే ఆ స్వామిని ఆ తల్లిని మనం కోరుకోవచ్చో కోరుకోవాలో ఆ అభీష్టములను అన్నిటినీ కూడా చక్కగా నెరవేర్చాలని నెరవేరుస్తుందని భావించి ఈ పూజని మనం కొనసాగిద్దాం. ఆదవు షోడశ మాతృకా పూజాంగరిష్యే, ఈ యంత్రం పైన మాతృకా దేవతలు 16 మంది ఉన్నారు, గౌరియాది మాతృకా దేవతలు, వారిని మనం ఇక్కడ యంత్రం పైన ఆవాహన చేసి పూజిద్దాం. అక్షతలు తీసుకుని ఈ యంత్రం పైన నేను చెప్పినటువంటి నామములు ఆలకించుతూ అక్కడ పూజ చేయండి. ఓం గౌర్యై నమః, ఓం పద్మాజై నమః, ఓం సత్యై నమః, ఓం మేధాజై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం విజయాజై నమః, ఓం జయాజై నమః, ఓం దేవసేనాజై నమః, ఓం స్వధాజై నమః, ఓం స్వాహాజై నమః, ఓం మాతృభ్యో నమః, ఓం లోకమాతృభ్యో నమః, ఓం తృప్త్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం ఆత్మదేవ్యై నమః. షోడశ మాతృకా దేవతాభ్యో నమః ధ్యాయామి, పుష్పం ఉంచండి ధ్యానపురస్సరంగా. 16 మంది మాతృకా దేవతల్ని మనసులో తలుచుకుని అక్కడ ఉంచండి. ఓం షోడశ మాతృకాభ్యో నమః ఆవాహయామి, మళ్ళీ ఒక పుష్పం ఉంచండి. ఆవాహనం సమర్పయామి. షోడశ మాతృకా దేవతాభ్యో నమః నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఆసనం మనం ఏర్పాటు చేసినట్టుగా భావించి ఒక పుష్పాన్ని అక్కడ ఉంచండి. షోడశ మాతృకా దేవతాభ్యో నమః పాదయో పాద్యం సమర్పయామి. పుష్పంతో నీళ్లు ఆ మాతృకా దేవతలకు చూపించి పాదాలు కడిగినట్టుగా భావించి పళ్ళెల్లో విడిచిపెట్టండి. షోడశ మాతృకా దేవత నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడగడానికి జలమిచ్చినట్టుగా భావించి చూపించి పళ్ళని విడిచిపెట్టండి. షోడశ మాతృకా దేవత నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ముఖభాగమును చూపించినట్టుగా స్వీకరించడానికి తగినట్టుగా చూపించి పళ్ళని విడిచిపెట్టండి. షోడశ మాతృకా దేవత నమః స్నపయామి. కొంచెం జలం స్నానం చేయించినట్టుగా భావించి అలా చూపించి పళ్ళను విడిచిపెట్టండి. షోడశ మాతృకా దేవత నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. షోడశ మాతృకా దేవత నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. షోడశ మాతృకా దేవత నమః దివ్య పరిమళ గంధాన్ ధారయామి. షోడశ మాతృకా దేవత నమః గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వచ్చాయి. షోడశ మాతృకా దేవత నమః పుష్పాణి సమర్పయామి. పుష్పములు ఉంచండి. షోడశ మాతృకా దేవత నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. కొంచెం పసుపు ఆ మాతృకా దేవతలకు సమర్పించండి. పసుపుతో పూజ చేసినా కుంకుమతో పూజ చేసినా సౌభాగ్యం కలుగుతుందని చెప్పనేసని శాస్త్రం. షోడశ అందులో మాతృకా దేవతలు కనుక వారికి హరిద్ర కుంకుమలతో పూజ కూడా విశేషమైనది. షోడశ మాతృకా దేవత నమః కుంకుమచూర్ణం సమర్పయామి. షోడశ మాతృకా దేవత నమః ధూపమాఘ్రాపయామి. ధూపం చూపించండి. ఇక్కడ వనస్పత్యుద్భవే దివ్యేర్నానా గంధై సుసంయుత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. షోడశ మాతృకా దేవత నమః ధూపమాఘ్రాపయామి. ఎడమ చేతి పుత్రుని కుడి చేత్తో అద్దండి. ఆ ధూపం పక్కన పెట్ట దీపం అక్కడి నుంచి అద్దండి. షోడశ మాతృకా దేవత నమః దీపం దర్శయామి. షోడశ మాతృకా దేవత నమః ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు పుష్పంతో తీసుకుని చూపించి పళ్ళని విడిచిపెట్టండి. నైవేద్యం ఒక అరటి పండు తీసుకుని కొంచెం ఒలిచి అక్కడ నివేదన ద్రవ్యం దగ్గర పెట్టండి. సౌకర్యం కోసం చిన్న తమలపాకు కూడా పెట్టుకోవచ్చు దాంట్లో కలశంలో. ఒక తమలపాకు పెట్టుకుని కూడా పూజ చేయచ్చు అంటే ఉపచారాలకి. పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువ స్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంద్వర్తేన పరిషించామి. నీళ్లు ఆ ఫలం చుట్టూ తిప్పండి. షోడశ మాతృకా దేవత నమః అవసరార్థం కదలీఫలం నివేదయామి. ఐదుసార్లు నైవేద్యం చూపించండి ఆ మాతృకా దేవతలకి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొంచెం నీళ్లు ఉత్తరాపోషణం సమర్పయామి. అలా చూపించి పళ్ళని విడిచిపెడుతూనండి. హస్తవు ప్రక్షాళయామి, పాదవు ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనం ఆహారం తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు మధ్యలోనూ జలం తీసుకుంటాం. అయిన తర్వాత కొంచెం కంఠశుద్ధి కోసం జలం తీసుకుంటాం. ఆ తర్వాత చేతులు కాళ్ళు కడుక్కుంటాం. ఇలాగా మనం ఏదైతే ప్రశస్తమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నామో ఇంకొంచెం శ్రద్ధాభక్తులతో ఆ ఉత్తమ విధానాన్ని ఇక్కడ పూజగా మనం ఆచరించుకుంటూ ఉన్నాం. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. తమలపాకులు తీసుకుని వాటి ఒక్కలు పెట్టుకుని తాంబూలం. షోడశ మాతృకా దేవత నమః తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం దర్శయామి. హారతి పిల్లలు రెండు కర్పూర పిల్లలు వేసుకుని వెలిగించండి. హ హారతి చూపించండి మాతృకా దేవతలకి. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. షోడశ మాతృకా దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి, నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, నమస్కరోమి. అద్దుకోండి, నమస్కారం చేసుకోండి. మళ్ళీ పుష్పాక్షతలు తీసుకోండి, ధ్యానం చేసుకోండి. బ్రాహ్మీ మహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి చైవ చేంద్రాణి చాముండా సప్తమాతర గౌరీం సువర్ణవర్ణాభాం స్వర్ణపద్మ నివాసినీం పాశాంకుశధరాం భూతిధరాంచ శివవల్లభాం. షోడశ మాతృకా దేవతాభ్యో నమః. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సర్వోపచారార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి. పుష్పాక్షతలు నమస్కారం చేసుకుని మీరు రెండు అక్షతలు తీసుకోండి. మీరు ఇందాకటి మాదిరిగా ఉద్ధరణతో వారి చేతిలో నీళ్లు ఉంచండి. అనయా పూజయ షోడశ మాతృకా దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. షోడశ మాతృకా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. తతః నవగ్రహ దేవత ఆవాహనం కరిష్యే. పుష్పము అక్షతలు తీసుకోండి. సూర్యుణ్ణి మీకు మీ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి శరీర ఆరోగ్యాన్ని అనుగ్రహించమని చెప్పినసని ప్రార్థన చేసుకుని ధ్యానం చేస్తూ ఉండండి. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోఘ్నం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. మధ్య వర్తులాకార మండలే గోధుమ ధాన్యస్యోపరి సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మీకు మీ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి మనశ్శాంతి బాగుండాలి అని చెప్పనేసరికి చంద్రుణ్ణి ప్రార్థన చేసుకోండి. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచకారయే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవసంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతురస్రమండలే వ్రీహిధాన్యస్యోపరి చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మరల పుష్పాక్షతలు తీసుకోండి. రుణరోగ బాధలు ఉండకూడదని, భూగృహలాభములు కలగాలని అంగారకుణ్ణి కుజుణ్ణి ప్రార్థన చేసుకోండి. కుజారిష్టేతు సంప్రాప్తే కుజపూజాంచకారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం. సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే ఆఢగధాన్యస్యోపరి అంగారకగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. బుధుడు వ్యాపార ఉద్యోగ కారకుడు, అందువలన వ్యాపారాదుల్లోనూ ఉద్యోగాదుల్లోనూ ఏ ఆటంకము లేకుండా అభివృద్ధి ఉండాలని చెప్పినసరి బుధుణ్ణి ప్రార్థన చేసుకోండి. దాంతోపాటు చేసే పనిలో నైపుణ్యాన్ని ఆయన కలిగిస్తాడు, ఆయన అనుగ్రహం ఉంటే. అందువలన అవన్నీ బాగుండాలని చెప్పినసరి బుధుణ్ణి ప్రార్థన చేసుకోండి. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయే. ప్రియంగుకలికా శ్యామరూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తంబుధం ప్రణమామ్యహం. సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బాణాకార మండలే ముద్గధాన్యస్యోపరి బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత మరల పుష్పాక్షతలు తీసుకోండి. గురువు పుత్రపౌత్రాభివృద్ధికి, తర్వాత దేహదార్ఢ్యతకు, తర్వాత సంపదకు వీటన్నిటికీ కారకుడు కనుక అవన్నీ బాగుండాలని చెప్పినసని ప్రార్థన చేసుకోండి. గురువరిష్టేత్ సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే దీర్ఘచతురస్రమండలే చనకధాన్యస్యోపరి బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత మరల పుష్పాక్షతలు తీసుకోండి. అన్యోన్య దాంపత్యానికి భోగభాగ్యాలకి వస్తు వాహనాలకి అన్నిటికీ శుక్రుడు కారకుడు కనుక అవన్నీ బాగుండాలని చెప్పనేసి శుక్రుడిని ప్రార్థన చేసుకోండి. శుక్రారిష్టేత సంప్రాప్తే శుక్ర పూజాంతకారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్ని పీఠోపశాంతయే హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. సూర్యగ్రహస్య ప్రాగ్ దిగ్భాగే పంచకోణాకార మండలే శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మరల పుష్పాక్షతలు తీసుకోండి. అపమృత్యు దోషాలు ఉండకుండా ఆయుర్వృద్ధి కలగాలని జీవనోపాయం మెరుగుపడాలని చెప్పనేసని ఇంకా గొప్పగా ఉండాలని చెప్పనేసని శనేశ్వరుని ప్రార్థన చేసుకోండి. శని అరిష్టే సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం ప్రవక్ష్యామి ఆయుఃపీడోపశాంతయే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే ధనురాకార మండలే తిలధాన్యస్యోపరి శనేశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. రాహు మన యొక్క స్థానాన్ని పదిలంగా చూస్తాడు, ఇంకా ఉన్నతమైన స్థానానికి కారణమవుతాడు. ఆ తర్వాత శరీరంలో ప్రవహించే రక్త ప్రవాహ నాడికలపైన ఆయన యొక్క ప్రభావం ఉంటుంది కనుక ఆ విధానమంతా బాగుండి ఉన్నతోన్నత స్థానం కలగాలని చెప్పనేసి రాహువుని ప్రార్థన చేసుకోండి. రాహ్వరిష్టే సంప్రాప్తే రాహు పూజాంచకారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి రాజ్యపీడోపశాంతయే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. సూర్యగ్రహస్య నైరుతి దిగ్భాగే శూర్పాకార మండలే మాషధాన్యస్యోపరి రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. కేతు ప్రతి మానవుడికి దాన దయా దాక్షిణ్యాది ఆత్మగుణాలు ఉంటేనే కీర్తి ప్రతిష్ట మనశ్శాంతి కూడా ఉంటుంది. అందువల్ల అవన్నీ బాగుండాలని చెప్పనేసని ఆ తర్వాత క్షుద్ర బాధల నుంచి మనని కాపాడాలని చెప్పనేసని కేతువుని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. కేత్వరిష్టే సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్ కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీఠోపశాంతయే పలాశ పుష్పసింకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతు ప్రణమామ్యహం. సూర్యగ్రహస్య వాయువ్యదిగ్భాగే ధ్వజాకార మండలే కుళుత్థధాన్యస్యోపరి కేతుగణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యహిదేవతా సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః ధ్యాయామి. ఆవాహన చేసినటువంటి నవగ్రహముల చోట ధ్యానపురస్సరంగా పూజ చేస్తూ ఉండండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః ధ్యాయామి. పుష్పం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః ఆవాహయామి. మరల పుష్పం ఉంచండి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఆవాహన చేసిన చోట అని యథాశక్తిగా పూజ చేయొచ్చు. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్ళు ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మరలగా నీళ్ళు. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలకాసి నీళ్ళు. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః స్నపయామి. కొంచెం నీళ్లు స్నానం చేయించినట్టుగా భావించి నీళ్లు చుట్టూ ఇంకొకసారి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః శ్రీగంధాన్ ధారయామి. గంధం చిలకరించండి. ఉపచారాల్లో గంధాన్ని భగవంతుడికి సమర్పిస్తే మనకి అకారణ భయాలు ఉండవు అని చెప్పనేసని శాస్త్రం. అలాగే పుష్పాన్ని భగవంతుడికి సమర్పిస్తే కూట సమస్యలు ఉండవు అని చెప్పనేసని, అంటే ఒకప్పుడు అనేక మందితో వచ్చేటువంటి కూట సమస్యలు ఉంటాయి, అటువంటివి ఉండవని చెప్పనేసని శాస్త్రం, ఆగమ శాస్త్రం. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః పుష్పం సమర్పయామి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః పుష్పైః పూజయామి. ఓం సూర్యగ్రహాయ నమః. ఓం చంద్రగ్రహాయ నమః. ఓం అంగారకగ్రహాయ నమః. ఓం బుధగ్రహాయ నమః. ఓం బృహస్పతి గ్రహాయ నమః. ఓం శుక్రగ్రహాయ నమః. ఓం శనైశ్చర గ్రహాయ నమః. ఓం రాహవే నమః. ఓం కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవత భ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పజామి. నవగ్రహాలపై అక్షతలు కూడా చాలండి. ధూపమాఘ్రాపజామి. ధూపం ఒక అగరత్తు వెలిగించండి. వనస్పతిర్భవేర్ దివ్యే నానాగంధై సుసంయుత ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతీర్థితాం. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపజామి. నవగ్రహం వరకు ధూపాన్ని అద్దండి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. దీపం దర్శయామి. దీపారాధన నవగ్రహాలకు అద్దండి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పజామి. నైవేద్యం ఒక దీఫలం. ఓం భూర్భువ స్వ తత్సవితర్వరేణ్యం. నైవేద్య ద్రవ్యం పండు పైన నీళ్లు జల్లండి, ఇలా చుట్టూ తిప్పండి. భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాదు సత్యం వర్తే న పరిశించామి అమృతవస్తు అమృతోపస్త్రమసి స్వహ. ఆదిత్యాది నవగ్రహ దేవత భ్యో నమః. యథాభాగస కదలీఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. నీళ్లు కొంచెం కొంచెం ఉంచండి. హస్తవు ప్రక్షాళయామి, పాదవు ప్రక్షాళయామి. శుద్ధాచమన్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తవలి పక్కలు ఒక్క ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం దర్శయామి. కర్పూరం నుండి బిళ్ళలు దాంట్లో వేసుకుని హారతి. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అదుకు నమస్కారం చేసుకోండి. చెరువు పుష్పం తీసుకోండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మరలా నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సర్వోపచార పూజ సమర్పయామి. అనయా పూజయ. అక్షతలు మీరు తీసుకోండి. మీరు వారి చేతిలో కాసిన నీళ్లు ఉంచండి. ఆ పళ్ళెల్లో విడిచిపెట్టండి. అనయా పూజయ. ఆదిత్యాది నవగ్రహ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. యజమానస్య అధిదేవత ప్రత్యహదేవతాసీత్ ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రసాద సిద్ధిరస్తు. బ్రహ్మ విష్ణువు రుద్రుడు క్షేత్రపాలకుడు ఆ నలుగురిని కూడా ఇక్కడ ఈ వ్రత కల్ప విధానంగా ఆవాహన చేసి పూజించాలి. అది ఇప్పుడు చేద్దాం. ఒక ఖర్జూరకాయ పసుపు కుమారు, ఒక ఖర్జూరకాయ ఒక్క ఇవ్వండి. బ్రహ్మదేవానాం పదవీ కవీనాం షడ్ విప్రాణాం మహిషో మృగాణాం శ్యన గృధాన గుస్వతి తిర్వనా నాగం సోమ పవిత్రమచ్చేతరేభన్ను బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానది ధేపదం సమూఢమస్య వాగం సురే. విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. త్రింబకం భజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షయమామృతాతు. త్రింబకమావాహయామి స్థాపయామి పూజయామి. క్షేత్రస్య వతినా వైకుంభితేనే వజయామసి గామస్వం పోషయత్నాసనో మృడాతీదృశే. క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మాది దేవతాభ్యో నమః అధ్యాయామి. అక్షతలతో పూజ చేయండి. ఇక్కడ ఆ పళ్ళేలు పక్కన పెట్టేసుకుని క్షేత్రపాలక బ్రహ్మాది దేవతా ఆవాహిత దేవత ధ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఈ పుష్పం తీసుకుని నీళ్ళు తెలండి, కొంచెం సౌకర్యంగా వస్తుంది. ఆ తెల్ల పువ్వు తీసుకుని కొంచెం పాదయో పాద్యం సమర్పయామి హస్తయోరఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇందాక ఒక పర్యాయం ఉపచారాల గురించి మనం తెలియజేసుకున్నాం కనుక మీరు ఎరిగి ఉన్నారు కనుక నేను క్రమంగా ముందుకెడుతున్నాను. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి దివ్య పరిమళ గంధాన్ ధారయామి గంధస్యోపలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పైః పూజయామి. ఓం బ్రహ్మణే నమః, ఓం విష్ణవే నమః, ఓం త్ర్యంబకాయ నమః, ఓం క్షేత్రపాలకాయ నమః. బ్రహ్మాదిదేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పుష్పాక్షతాన్ సమర్పయామి ధూపమాఘ్రాపయామి. వనస్పతిర్భవయే నానాగంధై సుసంయుధాగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రతిష్ఠితాం బ్రహ్మాది ఆవాహిత దేవతాభ్యో నమః ధూపమాఘ్రాపయామి. ధూపం వద్దండి, దీపం దర్శయామి. ఆ ధూపం పక్కన పెట్టుకుని ఆ దీపం వద్దండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు ఉంచండి ఆ పుష్పంతో. ఒక కదలీ ఫలం తీసుకో. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంద్వర్తేన పరిషించామి అమృతవస్తు అమృతోపస్తనమసి స్వాహ. శ్రీ బ్రహ్మాది ఆవాహిత దేవతాభ్యో నమః యథాభాగశః కదలీఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదవు ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. తమలపాకులు ఒక్క తాంబూలం సమర్పయామి కర్పూరణీరాజనం దర్శయామి. బ్రహ్మాది ఆవాహిత దేవతాభ్యో నమః ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అద్ది కొంచెం నీళ్ళు ఉంచండి అక్కడ ఉంచి ఇద్దరు అద్దుకుని నమస్కారం చేసుకోండి. నమస్కరోమి అక్షతలు తీసుకుని ఇక్కడ వేయండి. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి సర్వోపచార పూజ సమర్పయామి అథ ప్రతిమాశోధనం కరిష్యే. ఇప్పుడు పూజా విధానంలో భాగంగా కుబేర లక్ష్మీదేవత రూపాన్ని అమ్మవారి బింబాన్ని పంచామృతములతో శుద్ధి చేసి మనం మండపం ముందు ఉంచి ఆవాహన చేసి పూజిస్తాం. ఇదిగోండి ప్రతిమ ఆ పళ్ళెంలో మధ్యలో పెట్టుకోండి. ఉద్ధరణతో పాలు తీసుకుని అమ్మవారి బింబం పైన మూడుసార్లు ఉంచండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వదస్సోమ వృష్ణిం భవావాజస్య సంగతే కుబేరలక్ష్మీం క్షీరేణ స్నపజామి. తర్వాత పెరుగు తర్వాత పెరుగు దశిక్రావణోకార్షం జిష్ణోరస్వస్య వాజిన సురభిన ముఖాకరత్ ప్రణాయుగుంషితారిషతు కుబేరలక్ష్మీం దధ్నాస్నపజామి. తర్వాత నెయ్యి. సుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పున ఆత్మఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యశ్చ రశ్మిభిః కుబేరలక్ష్మీం ఆజ్యేన స్నపజామి తేనె. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీర్న సంతోషధీర్మధునక్త మతోషసి మధుమత్పార్థివ గుమ్రజ మధుజ్జవురస్తున పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్య మాధ్వీర్గావో భవంతున కుబేరలక్ష్మీం మధునా స్నపజామి. తర్వాత శర్కర. స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగమదాభ్య కుబేరలక్ష్మీం శర్కరాభిస్నపజామి. ఆ ఉద్ధరణ దాంట్లో ఉంచేసి ఒక కొబ్బరికాయ తీసుకొని కొట్టండి, నీళ్లు పట్టండి గిన్నెలో, కొబ్బరికాయ ఒకటి తీసుకోండి, అదిగో రాయి, పక్కన పెట్టి కొట్టచ్చు. ఆ నీళ్ళు అంతే చాలు. ఆ కొబ్బరి నీళ్ళు ఈ బింబం పైన ఉంచండి. యా ఫలినీర్ యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత కుంభస నారికేళోదకేన స్నపజామి. ఆ తర్వాత బింబం తీసుకుని, అమ్మవారి బింబం తీసుకుని శుద్ధ జలంతో ఈ కలశంలో ఉండే నీళ్లు నీళ్లతో బింబాన్ని శుద్ధి చేయండి. అమ్మ మీరు నీళ్లు పోయండి, వారు కడుగుతారు. ఆప్యాయ స్వసమేతుదే విశ్వతస్వామ వృష్టి భవ వాజస్య సంగతే. ఆ బింబాన్ని శుద్ధ వస్త్రంతో అద్ది అమ్మ కొంచెం మీరు తీసుకుని గంధము కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. ఈ ధనరాశికి మధ్యలో పెట్టండి అభిముఖంగా. పుష్పాక్షతలు తీసుకుని లక్ష్మీదేవిని కుబేరుణ్ణి ధ్యానం చేసుకోండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు. యక్షేశా చ విద్మహే వై శ్రవణాయ ధీమహి తన్న శ్రీధ ప్రచోదయాదు. అస్మిన్ కలసే అస్మిన్ బింబే ధనాకర్షక లక్ష్మీ కుబేర స్వామిని ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఈ కలశం దగ్గర ఉంచండి కాసిని. ఆ తర్వాత మరలా ఆ అమ్మవారి బింబం దగ్గర పుష్పాక్షతలు ఉంచండి. అస్మిన్ బింబే కుబేర లక్ష్మీ ఆవాహయామి స్థాపయామి పూజయామి. పుష్పాక్షతలు తీసుకుని ప్రాణప్రతిష్ఠ విధానాన్ని మనసులో భావిస్తూ ఉండండి. అస్య శ్రీ ప్రాణప్రతిష్టావర మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయ అర్గజుస్సామాధర్వాణ ఛందాంసి ప్రాణశక్తి పరాదేవత ఆం బీజం హ్రీం శక్తి క్రోం కీలకం సాంగావర్ణశ్రీ ధనాకర్షక లక్ష్మీ కుబేర స్వామి దేవత ప్రాణప్రతిష్టా జపే వినియోగ. ఓం ఆం అంగుష్టాభ్యా నమః. ఓం హ్రీం తర్జనీభ్యా నమః. ఓం క్రోం మధ్యమాభ్యా నమః. ఓం ఆం అనామికాభ్యా నమః. ఓం హ్రీం కనిష్ఠికాభ్యా నమః. ఓం క్రోం కరదరకరపృష్ఠాభ్యా నమః. ఓం ఆం హృదయాజ నమః. ఓం హ్రీం శిరసే స్వాహ. ఓం క్రోం శిఖాజీ వషడు. ఓం అం కవచాయ హుం. ఓం హ్రీం నేత్రత్రయాయ వౌషడు. ఓం క్రోం అస్త్రాయ ఫటు. భూర్భూస్సౌరోమితి దిగ్బంధ ధ్యానం. లక్ష్మీం క్షీర సముద్ర రాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగణాక్షరబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆం హ్రీం క్రోం ఇరళవశష హోం సాంగావర్ణశ్రీ ధనాకర్షక కుబేరలక్ష్మీదేవత ప్రాణ ఇహ ప్రాణ కుబేరలక్ష్మీదేవత జీవ ఇహ స్థిత వాంగ్ మనశ్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాని సర్వేంద్రియాణి సర్వావయవై సర్వాయుధై సర్వ విభూతి సహ ఇహే వాగచ్చ సుఖం నిరంతిష్టం దుస్వాహ. ఆ తమలపాకు తీసుకోండి ఒకటి. ఆ కలశంలో ఉంచి ఒకసారి ముంచి పైకి తీసి ఆ కలశం పైన అభిమంత్రణ చేయండి, ప్రాణప్రతిష్ఠ చేసినట్టుగా భావించి. ఇగో మీరు ఈ బింబం పైన చేసినా సరే అలా చేయండి, అలా మీరు పుచ్చుకోండి, మీరు చేయి వాళ్ళు పుచ్చుకోండి, సరిపోతుంది. పైకే పుచ్చుకోవాలి, మా తమలపాకు ఇట్ట పైకి పుచ్చుకోవాలి తిప్పి, అలా పెట్టకుండా పైకి పుచ్చుకోవాలని చెప్పాను అంతే. ఓం అసుని దేపునరస్మాసు చక్షు పునః ప్రాణమహినోధై భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంత మన్మతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమావ ప్రాణానే వై యథాస్థానమపహ్వయతే. చెప్పండి, దేవి సర్వ జగన్మాత జగన్మాత యావతు యావత్ పూజా పూజా అవసానకం అవసానకం తావతు తావత్ త్వం త్వం ప్రీతిభావేన ప్రీతిభావేన బింబేస్మిన్ బింబేస్మిన్ సన్నిధాభవ సన్నిధాభవ. ఆ తమలపాకు దాంట్లో ఉంచేయండి, అక్షతలు తీసుకుని ఆ బింబం దగ్గర ఆ కలశం దగ్గర పూజ చేయండి. అవాహితా భవంతు, స్థాపితా భవంతు, సన్నిరుద్ధా భవంతు, అవకుంఠితా భవంతు, మమ అనుకోండి, ప్రసన్నా భవంతు. మళ్ళీ పుష్ప అక్షతలు తీసుకుని అమ్మవారిని ధ్యానం చేసుకోండి. అదేవిధంగా అటుపమ్మట కుబేరస్వామి కుబేరుని కూడా ధ్యానం చేసుకుందరు కానీ. వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధ జాంబూనదాభాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనక కవచం హేమపద్మం దధానాం ఆద్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంక సంస్థాం పద్మాసన ప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మాసనాం పద్మహస్తాం పద్మమాలాధరాం శుభాం పూర్ణేందువదనాం దివ్యరత్నాభరణభూషితాం వరదాభయాస్తాభ్యాం వందే పద్మామహర్నిశం. సర్వశక్తిమయీం దేవీం మహాలక్ష్మీం దయానిధిం బ్రహ్మ విష్ణు శివేశానీం పంచకృత్యపరాయణాం సర్వప్రపంచజననీం సర్వసౌభాగ్యదాయినీం మహాలక్ష్మీం పరాశక్తిం భజే మంగళదేవతాం. ధనాకర్షక శ్రీ కుబేర సహిత మహాలక్ష్మీం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఇప్పుడు మరలా పుష్పం అక్షతలు తీసుకుని కుబేరుండి ధ్యానం చేసుకోండి. కుబేరం పుష్పకగతం నిధిభిర్నవభిర్యుతం ధనధాన్య సమృద్ధిం మే తత్ప్రసాదాన్మయి స్థిర. కుబేరస్వామినే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి లక్ష్మీ కుబేర స్వామినే నమః ఆవాహయామి. పుష్పాక్షతలు ఉంచి నమస్కారం చేయండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోవావహ లక్ష్మీ కుబేరస్వామినే నమః ఆవాహనం సమర్పయామి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం విందే జంగామస్వం పురుషానహం ధనాకర్షక శ్రీ మహాలక్ష్మీ సహిత కుబేరస్వామినే నమః నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవీం అవహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం ధనాకర్షక శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ కుబేరాజ నమః పాదయో పాజ్యం సమర్పయామి. పుష్పంతో నీళ్లు తీసుకుని అమ్మవారికి స్వామివారికి పాదాలు కడిగినట్టుగా భావించి చూపించి పళ్ళెంలో విడిచిపెట్టండి. పాదయో పాజ్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాన్ జ్వలంతీం దృప్తాన్ తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వజే శ్రియం మహాలక్ష్మీ సహిత శ్రీ కుబేరస్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడిగినట్టుగా భావించి నీళ్లు చూపించి పళ్ళెల్లో విడిచిపెట్టండి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీయం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. మరలా ఆచమనం చేయించినట్టుగా భావించి పుష్పంతో నీళ్లు చూపించి ముఖభాగం దగ్గర పళ్ళెల్లో విడిచిపెట్టండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాజాంతరాజాశ్చ బాహ్యాలక్ష్మీ శ్రీ మహాలక్ష్మీ సైత శ్రీ కుబేరాజ నమః స్నానం సమర్పయామి. పుష్పంతో కొంచెం నీళ్లు స్నానం చేయించినట్టుగా భావించి ప్రోక్షణ చేయండి. పంచామృత స్నానం, తెల్ల పువ్వుతో తీసుకుని ఆ పాలలో ఉంచి కొంచెం అట్ట ప్రోక్షణ చేయండి ఆ బింబం దగ్గర. అక్కడ ఆప్యాయ స్వసమేతుదే విశ్వత సోమ వృష్టియం భవా వాజస్య సంగధే క్షీరేణ స్నపజామి. పెరుగు దశిక్రావిణో కారసం జిష్ణోరస్వస్య వాజిన సురభినో ముఖాకరత్ ప్రణాజుగుంషితారిషదు దధ్నా స్నపజామి. తర్వాత నెయ్యి శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్స విత్పునాత్మచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మభి ఆజ్యేన స్నపజామి. మధువాతారతాయతే మధుక్షరంతి సింధవ తేనె మాధ్వీర్న సంతోషధీర్మధునక్తముతోషసి మధుమత్పార్థివగుమ్రజ మధుజ్యవురస్తున పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్య మాధ్వీర్గావో భవంతున మధునా స్నపజామి. తర్వాత శర్కర స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం మదాభ్య శర్కరాభిస్నపజామి. తర్వాత ఆ పుష్పాన్ని తీసుకుని శుద్ధోదకం ఆ తెల్ల పువ్వు తీసుకుని కలశంలో నీళ్లు అమ్మవారి పైన కుబేర స్వామి పైన కలశం దగ్గర చల్లండి. ఆపోహిష్టామ జోభవస్థాన భూర్దేతి ధాతన మహేరణాయ చక్షసే యోగ శివత మోరసస్తస్య భాజయతేహన ఊషతీరివ మాతర తస్మారంగమామవోయస్యక్షయా యజన్మథ ఆపోదనే ధాతన ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సింధూరం రక్తవర్ణం తిలకం ప్రతిగృహ్యతాం ప్రీత్యాధారయ దేవిత్వం దేహి సౌభాగ్యదాయిని ధనాకర్షక శ్రీ మహాలక్ష్మీ సహిత శ్రీ కుబేరస్వామినే నమః. హరిద్రా కుంకుమం ధారయామి, కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఉపైతుమాన్ దేవసగ కీర్తిశ్చ మణినాశః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. శ్రీ మహాలక్ష్మీ సైత కుబేరస్వామినే నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి, వస్త్రము సమర్పించవచ్చు లేదా వస్త్రమును సమర్పించినట్టుగా భావించి అక్షతలు సమర్పించవచ్చు. మనం ఏదైనా ఒక ద్రవ్యాన్ని పూజా సందర్భంలో సమకూర్చుకోవడానికి కుదరనప్పుడు తత్ప్రత్యామ్నాయంగా అక్షతలు సమర్పించడం అనేటువంటిది, ఆ విధంగా పూజించడం అనేది మనకి ఆచారం కనుక అలా మనం పూజ నిర్వర్తిస్తున్నాం. క్షుత్పివాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతి వసమృద్ధించ సర్వాన్ నిర్ణుదమే గృహాత్ శ్రీ మహాలక్ష్మీ సైత కుబేరస్వామినే నమః. శ్రీధరలక్ష్మీదేవ్యై నమః. మంగళసూత్రం సమర్పయామి అక్షతాన్ సమర్పయామి, మంగళసూత్రం సమర్పించినట్టుగా భావించి అక్షతలు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే అద్య సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ యజ్ఞోపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్య పుష్టాంగరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాంతామిహోపక్వజే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. గంధం చిలకరించండి అమ్మవారికి స్వామికి. మనసక్కామ మాకోతిం వాచ సత్యమసీమహి పశూనాగం రూపవర్ణశ్యమయి శ్రీశ్రయతాం యశః కుబేరలక్ష్మీదేవ్యై నమః. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి, అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గుహ్యతాం అబ్ధిపుత్రికే ధనాకర్షక శ్రీ మహాలక్ష్మీ సైత కుబేరాజ నమః. అక్షతాన్ సమర్పయామి. ఇందాక ప్రత్యామ్నాయ అక్షతలు, ఇప్పుడు సాక్షాత్ అక్షత ఉపచారం. కర్దమేన ప్రజాభూత మైసంభవ కర్దమ శ్రేయం వాసయ మేకులే మాతరం పద్మమాలిని పుష్పాణి సమర్పయామి. పుష్పాలు అమ్మవారి దగ్గర సమర్పణ చేయండి. అథాంగ పూజ అక్షతలతో కలశం దగ్గర ఆ బింబం దగ్గర పాదాల నుంచి శిరస్సు దాకా క్రమంగా పూజ చేస్తూ ఉండండి. ఓం చపలాజై నమః పాదౌ పూజయామి ఓం చంచలాజై నమః గొల్భౌ పూజయామి ఓం పుష్ట్యై నమః జానుని పూజయామి ఓం శివాజై నమః ఊరు పూజయామి ఓం కమలాజై నమః కటిం పూజయామి ఓం అనఘాజై నమః నాభిం పూజయామి ఓం సురభ్యై నమః ఉదరం పూజయామి ఓం విష్ణువల్లభాజై నమః వక్త్రం పూజయామి ఓం సుధాజై నమః కుక్షిం పూజయామి ఓం పద్మహస్తాజై నమః హస్తౌ పూజయామి ఓం వసుధారాజై నమః దక్షిణబాహుం పూజయామి ఓం వసుప్రదాజై నమః వామబాహుం పూజయామి ఓం ధర్మనియతాజై నమః స్కందౌ పూజయామి ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి ఓం కామాక్ష్యై నమః లోచనౌ పూజయామి ఓం చంద్రవదనాజై నమః ముఖం పూజయామి ఓం శ్రీయై నమః శిరః పూజయామి ఓం భువనేశ్వర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. అమ్మవారి అష్టోత్తర నామావళి చెబుతాను, నెమ్మదిగా పూజ చేస్తూ ఉండండి. మీరు పుష్పాలతో పూజ చేయండి, మీరు అక్షతలతో పూజ చేయండి, కుంకుమతో కూడా పూజ చేయవచ్చు. ప్రస్తుతం ఇలా చేయండి. ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాజై నమః ఓం సర్వభూతహితప్రదాజై నమః ఓం శ్రద్ధాజై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాజై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాజై నమః ఓం పద్మాజై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాజై నమః ఓం స్వధాజై నమః ఓం సుధాజై నమః ఓం ధన్యాజై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాజై నమః ఓం విభావర్యై నమః ఓం మదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాజై నమః ఓం వసుధాజై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాజై నమః ఓం కాంతాజై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధ సంభవాజై నమః ఓం అనుగ్రహప్రదాజై నమః ఓం బుద్ధజై నమః ఓం అనఘాజై నమః ఓం హరివల్లభాజై నమః ఓం అశోకాజై నమః ఓం అమృతాజై నమః ఓం దీప్తాజై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాజై నమః ఓం కరుణాజై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాజై నమః ఓం పద్మహస్తాజై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాజై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాజై నమః ఓం రమాజై నమః ఓం పద్మమాలాధరాజై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాజై నమః ఓం సుప్రసన్నాజై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాజై నమః ఓం చంద్రవదనాజై నమః ఓం చంద్రాజై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాజై నమః ఓం చంద్రరూపాజై నమః ఓం ఇందిరాజై నమః ఓం ఇందుశీతలాజై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాజై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాజై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశన్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఓం శాంతాజై నమః ఓం శుక్లమాల్యాంబరాజై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్జై నమః ఓం బిల్వనిలయాజై నమః ఓం వరారోహాజై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాజై నమః ఓం ఉదారాంగాజై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్జై నమః ఓం సిద్ధజై నమః ఓం స్త్రైణసౌమ్యాజై నమః ఓం శుభప్రదాజై నమః ఓం నృపవేష్మగతానందాజై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాజై నమః ఓం శుభాజై నమః ఓం హిరణ్యప్రాకారాజై నమః ఓం సముద్రధనయాజై నమః ఓం జయాజై నమః ఓం మంగళాజై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాజై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాజై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాజై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాజై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాజై నమః ఓం భువనేశ్వర్యై నమః శ్రీ కుబేరలక్ష్మీదేవ్యై నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. అథ ఈశాన్యాది పూజాం కరిష్యే ఓం ఈశాన్యై నమః ఓం శనయే నమః ఓం మరుభ్యో నమః ఓం సూర్యాయ నమః ఓం విశ్వకర్మణే నమః ఓం గురవే నమః ఓం ప్రజాపతయే నమః ఓం విశ్వేభ్యో దేవేభ్యో నమః ఓం అమరరాజాయ నమః ఓం అశ్విభ్యాం నమః ఓం మిత్రావరుణాభ్యాం నమః ఓం విష్ణవే నమః ఓం అథర్వాంగభయోభ్యాం నమః ఓం ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాయ తే నమః భవంతు తమ ప్రసాదాత్ ఏ ధనధాన్యాది సంపద. ಅಥ ಕುಬೇರ ಪೂಜಾಂ ಕರಿಷ್ಯೆ ಓಂ ತ್ರ್ಯಂಬಕಾಯ ನಮಃ ಓಂ ತ್ರ್ಯಂಬಕಾಯ ನಮಃ ಆದೌ ಪೂಜಯಾಮಿ ಓಂ ಗುಹ್ಯೇಶ್ವರಾಯ ನಮಃ ಉರ್ಭವ ಪೂಜಯಾಮಿ ಓಂ ಯಕ್ಷರಾಜಾಯ ನಮಃ ಜಾನುನಿ ಪೂಜಯಾಮಿ ಓಂ ತಥಾ ನಮಃ ಊರು ಪೂಜಯಾಮಿ ಓಂ ಅಶ್ವಾರೂಢಾಯ ನಮಃ ಕಟಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಕೋಶಾಧೀಶಾಯ ನಮಃ ಗುಹ್ಯಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ವಿಶೇಷದಾಯ ನಮಃ ನಾಭಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಪೂರ್ಣಾಯ ನಮಃ ಉದರಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ರಾಜರಾಜಾಯ ನಮಃ ವಕ್ಷಸ್ಥಲಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಶಾಂತಾಯ ನಮಃ ಹೃದಯಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ರಾಜ್ಯದಾಯ ನಮಃ ಹಸ್ತೌ ಪೂಜಯಾಮಿ ಓಂ ಮಣಿಕರ್ಣಿಕಾಯ ನಮಃ ಕಂಠಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಏಕಾಂಬಿಕಾಯ ನಮಃ ಲೋಚನೌ ಪೂಜಯಾಮಿ ಓಂ ಅನಘಾಯ ನಮಃ ಕರ್ಣೌ ಪೂಜಯಾಮಿ ಓಂ ಸೋಮಾಯ ನಮಃ ಮುಖಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಅಲಕಾಧೀಶಾಯ ನಮಃ ಶಿರಃ ಪೂಜಯಾಮಿ ಓಂ ಶ್ರೀ ಕುಬೇರಾಯ ನಮಃ ಸರ್ವಾಂಗಾನಿ ಪೂಜಯಾಮಿ ಓಂ ಕುಬೇರಾಯ ನಮಃ ಓಂ ಧನದಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಮತೆ ನಮಃ ಓಂ ಯಕ್ಷೇಶಾಯ ನಮಃ ಓಂ ಗುಹ್ಯಕೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ನಿಧೀಶಾಯ ನಮಃ ಓಂ ಶಂಕರ ಸುಖಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಿವಾಸ ಭವಯೇ ನಮಃ ಓಂ ಪೂರ್ಣಾಯ ನಮಃ ಓಂ ಪದ್ಮೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಶಂಖಾಖ್ಯ ನಿಧಿನಾಥಾಯ ನಮಃ ಓಂ ಮಕರಾಖ್ಯ ನಿಧಿನಾಥಾಯ ನಮಃ ಓಂ ನಿಧಿನಾಯಕಾಯ ನಮಃ ಓಂ ಮುಕುಂದ ನಿಧಿನಾಯಕಾಯ ನಮಃ ಓಂ ಕುಂದಾಖ್ಯ ನಿಧಿನಾಯಕಾಯ ನಮಃ ಓಂ ನೀಲ ನಿತ್ಯಾಧಿಪಾಯ ನಮಃ ಓಂ ಮಹತೇ ನಮಃ ಓಂ ನಿತ್ಯಾಧಿಪಾಯ ನಮಃ ಓಂ ಪೂಜ್ಯಾಯ ನಮಃ ಓಂ ಲಕ್ಷ್ಮೀ ಸಾಮ್ರಾಜ್ಯದಾಯಕಾಯ ನಮಃ ಓಂ ಇಳಾಪತಜೇ ನಮಃ ಓಂ ಕೋಶಾಧೀಶಾಯ ನಮಃ ಓಂ ಕುಲೋಚಿತಾಯ ನಮಃ ಓಂ ಅಶ್ವರೂಪಾಯ ನಮಃ ಓಂ ವಿಶ್ವಮಂಜಾಯ ನಮಃ ಓಂ ವಿಶೇಷಜ್ಞಾನಾಯ ನಮಃ ಓಂ ವಿಶಾರದಾಯ ನಮಃ ಓಂ ನಲಕೂಬರನಾಥಾಯ ನಮಃ ಓಂ ಮಣಿಗ್ರೀವ ಪಿತ್ರೇ ನಮಃ ಓಂ ಗೂಢಮಂತ್ರಾಯ ನಮಃ ಓಂ ವೈಶ್ರವಣಾಯ ನಮಃ ಓಂ ಚಿತ್ರಲೇಖಾಪ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ಏಕಪಿಂಛಾಯ ನಮಃ ಓಂ ಅಲಕಾಧೀಶಾಯ ನಮಃ ಓಂ ಪೌಲಸ್ತ್ಯಾಯ ನಮಃ ಓಂ ನರವಾಹನಾಯ ನಮಃ ಓಂ ಕೈಲಾಸ ಶೈಲ ನಿಲಯಾಯ ನಮಃ ಓಂ ರಾಜ್ಯದಾಯ ನಮಃ ಓಂ ರಾವಣಾಗ್ರಜಾಯ ನಮಃ ಓಂ ಚಿತ್ರಚೈತ್ರರಥಾಯ ನಮಃ ಓಂ ಉಜ್ಜಾನ ವಿಹಾರಾಯ ನಮಃ ಓಂ ವಿಹಾರ ಸುಕುತೂಹಲಾಯ ನಮಃ ಓಂ ಮಹೋತ್ಸಾಹಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಪ್ರಾಜ್ಞಾಯ ನಮಃ ಓಂ ಸಾರ್ವಭೌಮಾಯ ನಮಃ ಓಂ ಅಂಗನಾಥಾಯ ನಮಃ ಓಂ ಶೋಭಾಯ ನಮಃ ಓಂ ಸೌಮ್ಯಾಯ ಅಧೀಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಪುಣ್ಯಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಪುರುಹೂತಶ್ರಿಯೈ ನಮಃ ಓಂ ಸರ್ವಪುಣ್ಯಜನೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ನಿತ್ಯಕೀರ್ತಜೇ ನಮಃ ಓಂ ಲಂಕಾಹಕ್ತ ನಾಯಕಾಯ ನಮಃ ಓಂ ಯಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಪರಮಶಾಂತಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಯಕ್ಷರಾಜಾಯ ನಮಃ ಓಂ ಯಕ್ಷಿಣೀಕೃತಾಯ ನಮಃ ಓಂ ಕಿನ್ನರೇಶಾಯ ನಮಃ ಓಂ ಕಿಂಪುರುಷಾಯ ನಮಃ ಓಂ ನಾಥಾಯ ನಮಃ ಓಂ ಖಡ್ಗಾಯುಧಾಯ ನಮಃ ಓಂ ವಶಿನೇ ನಮಃ ಓಂ ಈಶಾನದಕ್ಷಪಾರ್ಶ್ವಸ್ಥಾಯ ನಮಃ ಓಂ ವಾಯುನಾಮ ಸಮಾಶ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ಧರ್ಮ ಮಾರ್ಗೈಕ ನಿರತಾಯ ನಮಃ ಓಂ ಧರ್ಮ ಸಮ್ಮುಖ ಸಂಸ್ಥಿತಾಯ ನಮಃ ಓಂ ನಿತ್ಯೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಧನಾಧ್ಯಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ಆಶ್ರಿತ ನಿಲಯಾಯ ನಮಃ ಓಂ ಮನುಷ್ಯಧರ್ಮಿಣೇ ನಮಃ ಓಂ ಸುಕೃತಾಯ ನಮಃ ಓಂ ಕೋಶಲಕ್ಷ್ಮೀ ಸಮಾಶ್ರಿತಾಯ ನಮಃ ಓಂ ಧನಲಕ್ಷ್ಮೀ ನಿತ್ಯವಾಸಾಯ ನಮಃ ಓಂ ಧಾನ್ಯಲಕ್ಷ್ಮೀ ನಿವಾಸ ಹೃದಯ ನಮಃ ಓಂ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ಸದಾವಾಸಾಯ ನಮಃ ಓಂ ಗಜಲಕ್ಷ್ಮೀ ಸ್ಥಿರಾಲಯಾಯ ನಮಃ ಓಂ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮೀ ಜನ್ಮಗೇಹಾಯ ನಮಃ ಓಂ ಧೈರ್ಯಲಕ್ಷ್ಮೀ ಕೃಪಾಶ್ರಯಾಯ ನಮಃ ಓಂ ಅಖಂಡೈಶ್ವರ್ಯ ಸಂಯುಕ್ತಾಯ ನಮಃ ಓಂ ನಿತ್ಯಾನಂದದಾಯ ನಮಃ ಓಂ ಸುಖಾಶ್ರಯಾಯ ನಮಃ ಓಂ ನಿತ್ಯಕೃಪಾಯ ನಮಃ ಓಂ ನಿರಾಶಾಯ ನಮಃ ಓಂ ನಿರುಪದ್ರವಾಯ ನಮಃ ಓಂ ನಿತ್ಯಕಾಮಾಯ ನಮಃ ಓಂ ನಿರಾಕ್ಷಾಯ ನಮಃ ಓಂ ನಿರುಪಾಧಿಕಾಯ ನಮಃ ಓಂ ಶಾಂತಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಗುಣೋಪೇತಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಜ್ಞಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವಸಂಹಿತಾಯ ನಮಃ ಓಂ ಶಾರ್ವಾಣಿ ಕರುಣಾಪಾತ್ರಾಯ ನಮಃ ಓಂ ಶತಾನಂದ ಕೃಪಾಲಯಾಯ ನಮಃ ಓಂ ಗಂಧರ್ವಕುಲ ಸಂಸೇವ್ಯಾಯ ನಮಃ ಓಂ ಸೌಗಂಧಿ ಕುಸುಮ ಪ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ಸುವರ್ಣ ನಗರೀವಾಸಾಯ ನಮಃ ಓಂ ನಿಧಿಪೀಠ ಪೀಠ ಸಮಾಶ್ರಯಾಯ ನಮಃ ಓಂ ಮಹಾಮೇರು ಉತ್ತರಸ್ಥಾಯ ನಮಃ ಓಂ ಮಹರ್ಷಿಗಣ ಸಂಸ್ತುತಾಯ ನಮಃ ಓಂ ತುಷ್ಟಾಯ ನಮಃ ಓಂ ಶೂರ್ಪಣಖಾ ಜ್ಯೇಷ್ಠಾಯ ನಮಃ ಓಂ ಶಿವಪೂಜಾ ರಥಾಯ ನಮಃ ಓಂ ಅನಘಾಯ ನಮಃ ಓಂ ರಾಜಯೋಗ ಸಮಾಯುಕ್ತಾಯ ನಮಃ ಓಂ ರಾಜಶೇಖರ ಪೂಜಕಾಯ ನಮಃ ಓಂ ರಾಜರಾಜಾಯ ನಮಃ ಓಂ ಕುಬೇರಾಯ ನಮಃ ಅಥ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀ ಪೂಜಾಂ ಕರಿಷ್ಯೇ ಓಂ ಆದಿಲಕ್ಷ್ಮಿಯೈ ನಮಃ ಓಂ ಧಾನ್ಯಲಕ್ಷ್ಮಿಯೈ ನಮಃ ಓಂ ಧೈರ್ಯಲಕ್ಷ್ಮಿಯೈ ನಮಃ ಓಂ ಗಜಲಕ್ಷ್ಮಿಯೈ ನಮಃ ಓಂ ಸಂತಾನಲಕ್ಷ್ಮಿಯೈ ನಮಃ ಓಂ ವಿಜಯಲಕ್ಷ್ಮಿಯೈ ನಮಃ ಓಂ ವಿದ್ಯಾಲಕ್ಷ್ಮಿಯೈ ನಮಃ ಓಂ ಧನಲಕ್ಷ್ಮಿಯೈ ನಮಃ ಕುಬೇರಲಕ್ಷ್ಮೀ ದೇವತಾಜೇ ನಮಃ ಲಕ್ಷ್ಮೀಸಹಿತ ಕುಬೇರಸ್ವಾಮಿನೇ ನಮಃ ನಾನಾವಿಧ ಪರಿಮಳ ಪತ್ರ ಪುಷ್ಪಾಕ್ಷತಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ ಧೂಪಮಾಘ್ರಾಪಯಾಮಿ ಅಗರತ್ತು ವೆಲಗಿಚ್ಚಂಡಿ ಅಪಸ್ರಜಂತು ಸ್ನಿಗ್ಧಾ ನಿಜಿಕ್ಲಿ ದವಸ ಮೇ ಗೃಹೇ ನಿಜದೇವೀಂ ಮಾತರಂ ಶ್ರಿಯಂ ವಾಸಯ ಮೇ ಕುಲೇ దశాంగం గుగ్గులోపేతం సుగంధం సువరోహరం ధూపం దాస్యామి యక్షేష గృహాణత్వం సురేశ్వర ధనాకర్షక శ్రీ మహాలక్ష్మీ సహిత శ్రీ కుబేరాజ నమః ధూపమాఖ్రాపయామి మహాలక్ష్మీదేవ్యై నమః ధూపమాఖ్రాపయామి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం మింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావః ఆ దీపం అమ్మవారికి స్వామికి అద్దండి మహాలక్ష్మీ సహిత కుబేర స్వామినే నమః ధనాకర్షక శ్రీ లక్ష్మీ కుబేర నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ చమనీయం సమర్పయామి నైవేద్యం కొబ్బరి చెక్క పీచు తీసి దాకటి కొబ్బరి చెక్క ఉంది కొబ్బరి చెక్కలు నివేదన చేయలేదు కదా అది ఆ పీచు తీసి నీళ్ళు జలాన్ని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యన్వర్తే న పరిశించామి అమృతమస్తు అమృతోపస్థనమసి స్వాహా శ్రీ కుబేరలక్ష్మీదేవ్ జై నమః ధనాకర్షక లక్ష్మీ సహిత శ్రీ కుబేరాజ నమః నారికేళఖండద్వయం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తవు ప్రక్షాళయామి కొంచెం కొంచెం నీళ్ళు ఉంచండి పాదవు ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తమలపాకుల్లో ఒక్కలు పెట్టి తాంబూలం శ్రీ మహాలక్ష్మీ సహిత కుబేరస్వామినే నమః తాంబూలం సమర్పయామి కర్పూరణీ రాజనం దర్శయామి హిరణ్యపాత్రం వధో పూర్ణం దాతి వధవ్యో సానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథై వైజమానాయుస్తేజో దాతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే కుబేరలక్ష్మీదేవ్జీ నమః ధనాకర్షక శ్రీ కుబేరస్వామినే నమః ఆనందకర్పూర దివ్య నీరాజేంద్రశ్యాం నీరాజనానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి నమస్కరోమి కళగద్దుకుని నమస్కారం చేసుకోండి తర్వాత పుష్పం అక్షతలు తీసుకొని లేచి నిలబడండి మంత్రపుష్పం ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసియాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీః సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామవ సర్వదా వరాంకుశౌపాశంభీతముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాంత్రనేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు యక్షేశాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్న శ్రీదః ప్రచోదయాదు కుబేరలక్ష్మీదేవ్యై నమః ధనాకర్షక శ్రీ లక్ష్మీ సహిత కుబేరస్వామినే నమః దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి ఆ పుష్పాక్షతలు స్వామి దగ్గర అమ్మవారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి కుడి చేతి మీదుగా అమ్మవారు ప్రదక్షిణం చేయండి ఆ పీట కొంచెం వెనక్కి జరుపుకొని యాని కానిజ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరీ కుబేరలక్ష్మీదేవ్ జై నమః కుబేరస్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి కూర్చోండి పుష్పాక్షతలు తీసుకుని ఉత్తరోపచారాలు చేయండి. ఓం ఛత్రం ధారయామి, చామరాభ్యాం వీజయామి, నృత్యంతర శ్రయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార భక్తుపచార యథాశక్తుపచారాన్ సమర్పయామి. తర్వాత ప్రార్థన, నమస్కారం చేసి ప్రార్థన నేను చెప్తాను, మీరు ఆలకిస్తూ అమ్మవారిని ధ్యానం చేసుకోండి. యాస పద్మాసనస్థ విపుల గటిదటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైః మణిగణఖచితైః స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త ఆయురారోగ్యమైశ్వర్యం పుత్రపౌత్రాదికాన్ వరాన్ శత్రుక్షయం మహాలక్ష్మీం ప్రయచ్ఛ చ తథైవ చ స్వర్గేశ స్వర్గలక్ష్మీం త్వం రాజ్యలక్ష్మీం గృహే సదా గృహలక్ష్మీం గృహే దద్యాత్ విద్యాలక్ష్మీం చ సర్వదా. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. అక్షతలు కసిన చేతితో తీసుకోండి, మా ఉద్ధరణతో ఆయన చేతిలో పాలు ఉంచండి. అర్ఘ్యం చెప్పండి. మమ మమ ఉపాత్త సమస్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ధనాకర్షక శ్రీ మహాలక్ష్మి సహిత కుబేర పూజాంతే క్షీరార్ఘ్యం సమర్పయామి. అక్షతలు పాలు అర్ఘ్యం విడిచిపెట్టారు కదా. అథ కథా ప్రారంభ, పుష్పం అక్షతలు తీసుకొని కుబేర లక్ష్మి వ్రత కథని వినండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుణ్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వింధ్యపర్వత ప్రాంతాన మహావృక్ష లతాదులతో విరాజిల్లుచున్న నైమిషారణ్యం అని ఒక మహారణ్యం ఉన్నది. అందు తపస్సంపన్నులు, నిష్ఠాగరిష్ఠులు, పండిత శ్రేష్ఠులు, లోకోద్ధారకులు అయినటువంటి మహర్షులు ఎల్లప్పుడూ ఉత్తమమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు, ధర్మకార్యములు నిర్వర్తిస్తూ ఉంటారు. అలా ఉన్నటువంటి ఆ నైమిషారణ్యంలో ఒకనాడు మహర్షులంతా కలిసి శౌనక మహర్షిని ఒక ప్రశ్న వేశారు. అతి భయంకరంగా ఉపద్రవంతో కూడుకొని ఉన్న రాబోయే కాలమునందు మానవుడు ఏ వ్రతాన్ని ఆచరించి దారిద్ర్యాది బాధల నుంచి విముక్తిని పొంది సర్వ అభీష్టములను పొందుతాడో అటువంటి వ్రతరాజాన్ని తెలియజేయవలసిందని చెప్పనేసని ప్రార్థించారు. ఓ సూత మహర్షి, మానవలోకమందు జనులు ఉపద్రవములను పోగొట్టుకున్నటకు భార్యాభర్తల అన్యోన్య అనురాగములతో సౌభాగ్య సంతతిని పొందుటకు, దారిద్ర్యాది బాధల నివారణకు, దైవానుగ్రహమును పొందుటకు ఏదైనా ఒక వ్రతమున్నచో సెలవిండు అని చెప్పనేసని ప్రార్థించారు. అంత సూతుల వారు పురాణ వాంగ్మయమంతయు తన దివ్య దృష్టితో ఆలోచించి, ఓ తపోధనులారా, నేను చెప్పినది ప్రశాంత చిత్తులై వినుడు. మీరు ధన్యజీవులై ఉండి పరులను తరింపచేయు ఒకనొక పవిత్రమైన కుబేర వ్రత విధానమును చెప్పుచున్నాను, వినమని చెప్పినాడు. కలియుగాది యందు ఒకనొక వైశ్య కులజుడు పవిత్రవంతుడై యజ్ఞయాగాది విధులను భక్తి శ్రద్ధలతో ఆచరించుచూ ఉన్నాడు. అతనికి కలిమిలేములు కావడి కుండల వలె ఉన్నాయి. ఏ రోజునకు ఎంత ధనము కావలేనో అంత మాత్రమే ధనము అనుకొనకుండా పొంది జీవనమును చేయుచున్నాడు. అతని కోరిక మేరకు లభించక ధనము నానావిధ కష్టములను అనుభవించుచు పురాణ వాంగ్మయ విధానమును చదువనారంభించను. కొన్ని దినములకు ధనప్రాప్తి రూపముగు కుబేర వ్రత విధానమును, ధనలక్ష్మీదేవి అనుగ్రహ విధానమును తాను ఆ పురాణ గ్రంథమున చూచను. తాను గాంచిన విధి విధాన సహితముగా వ్రతాదులను ఆచరించి ఇహపర సౌఖ్య ప్రదాయకమైనటువంటి పుత్రపౌత్రాదిక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణ్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వింధ్యపర్వత ప్రాంతాన అనేక ఫలపుష్ప వృక్షాదులతో కూడినటువంటి నైమిషారణ్యం అనేటువంటి ఒక మహారణ్యం ఉన్నది. అక్కడ మహర్షులు నిరంతరము యజ్ఞయాగాది కర్తవులు చేస్తూ తపస్సంపన్నులై శ్రద్ధ కలిగి భగవత్ కథాశ్రవణం చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు. అలా ఉన్న సందర్భంలో ఒకనాడు శవనకాది మహర్షులంతా కలిసి ఒక ఆలోచన చేశారు. రాబోయే కాలం చాలా గడ్డు కాలము, ధర్మానికి గ్లాని కలిగేటువంటి కాలము. అటువంటి సందర్భంలో మానవులకి కష్టాలు ఎక్కువ గనక అటువంటి మానవులు ఆ కాలంలో తన కష్టముల నుంచి విడవబడడానికి, దారిద్ర్యాది బాధలను పొందకుండా ఉండడానికి ఏదైనా ఉత్తమ వ్రతరాజ్యం ఉంటే మనం తెలుసుకోవాలి అనే అభిప్రాయంతో ఈ మహర్షులందరూ కూడా సూత మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న వేశారట. ఓ సూత మహర్షి, మానవ లోకమునందు జనులు ఉపద్రవములను పోగొట్టుకున్నటకు, భార్యాభర్తల అన్యోన్య అనురాగములతో సౌభాగ్య సంతతిని పొందుటకు, దారిద్ర్యాది బాధల నివారణకు, దైవానుగ్రహమును పొందుటకు ఏదైనా ఒక వ్రతమునచో సెలవిండు అని చెప్పనేసి ప్రార్థించారు. అంతా సూతుల వారు పురాణ వాంగ్మయమంతయు తన దివ్యదృష్టితో ఆలోచించి, ఓ తపోధనులారా, నేను చెప్పినది ప్రశాంత చిత్తులై వినండి, మీరు ధన్యజీవులై ఉందురుగాని అని చెప్పనేసని ఒక పవిత్రమైనటువంటి ఉత్తమమైనటువంటి కుబేర వ్రత విధానాన్ని మీకు తెలియజేస్తాను, అది స్కాంద పురాణంలో ఉన్నది అని చెప్పనేసని సూత మహర్షి ఆ వ్రత కథని తెలియజేయబోతున్నాడు. కలియుగాది యందు ఒకనొక వైశ్య కులజుడు పవిత్రవంతుడై యజ్ఞయాగాది విధులను శ్రద్ధగా ఆచరించుతూ ఉన్నాడు. అతనికి కలిమిలేములు కావడి కుండల వలె ఉన్నాయి. ఏ రోజునకు ఎంత ధనము కావలయనో అంత మాత్రమే ధనము అనుకొనకుండా పొంది జీవనమును చేయుచుండెను. అతని కోరిక మేర ధనము లభించక నానావిధ కష్టములను అనుభవించుచు పురాణ వాంగ్మయ విధానమును చదువు ఆరంభించాడు. కొన్ని దినములకు ధనప్రాప్తి రూపముగు కుబేర వ్రత విధానమును, ధనలక్ష్మీదేవి అనుగ్రహ విధానమును తాను ఆ పురాణ గ్రంథంలో తెలుసుకున్నాడు. తాను కాంచిన విధి విధాన సహితముగా ఉన్నటువంటి వ్రతాదులను ఆచరించి ఇహపర సౌఖ్య పుత్రపౌత్రకాది ఫలములను కడకు దైవత్వమును పొందినటువంటి ఒక కథను, అతడు ఆచరించిన కుబేర వ్రత విధానమును, ధనలక్ష్మి అనుగ్రహమును తెలియజేస్తూ ఉన్నాడు. కార్తీక మాసమునందు గాని, శ్రావణ మాసమునందు గాని, ఆశ్వేజ మాసమునందు గాని, మాఘమాసమునందు గాని, ప్రతి మాస పూర్ణిమ ఎందు గాని, ప్రతి గురువారమునందు గాని, ప్రతి శుక్రవారమునందు గాని, పంచాంగ శుద్ధి గల శుభలగ్నమునందు ఉదయమునందు వ్రతము ఆరంభించవలేను. దంపతులు గాని ముత్తైదువులైన ఈ వ్రతమును ఆరంభించవచ్చును. ఈ వ్రతము 11 సార్లు చేసిన ఎడల తన మనోవాంఛ శీఘ్రముగా లభించును. ధనలక్ష్మి అనుగ్రహంతో కుబేర రూపమైన ధనప్రాప్తి కలుగుటకు సులభోపాయ మార్గం ఇదే. ఇది ప్రథమాధ్యాయ సమాప్త. పుష్పాక్షతలు అమ్మవారి దగ్గర ఉంచండి, ఒక కొబ్బరికాయ కొట్టండి. పీసు తీసి ఓం భూర్భువస్వః. నీళ్లు తెలండి ఆ కొబ్బరి చెక్కల పైన. ఉత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాదు. సత్యం వర్తేన ప్రశంజామి అమృతమస్తు అమృతోపశ్రమశీ స్వాహ. శ్రీ కుబేర లక్ష్మీదేవ్ జయ నమః. ప్రథమాధ్యాయ అంతే. నారికేళఖండద్వయం నివేదయామి. ఓం ఐసారి నైవేద్యం చూపించండి. ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తమలపాకులు పక్క పెట్టుకుని తాంబూలం సమర్పయామి, సర్వోపచారార్థే ప్రణామాంజలిం సమర్పయామి. అత ద్వితీయాధ్యాయ ప్రారంభ. ఆ ప్రకారంగానే ఈ వ్రత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వ్రత నియమ దినమునకు పూర్వపు రోజున ఉదయం అభ్యంగన స్నానం ఆచరించి గృహమును నానావిధ రంగవల్లులతో అలంకరించి పూజామందిరాన ఒక పీట నుంచి దానిపై పసుపు వస్త్రం ఒకటి పరచి బియ్యము పోసి ధనలక్ష్మీదేవి సహిత కుబేరుని పటమును దానిపై ఉంచి ఒక కలశమును పసుపు పువ్వులతో అలంకరణ చేసి టెంకాయ మీద రవిక ఉంచి కలశమును స్థాపించి పూజించవలెను. వ్రతము ముగియే వరకు అఖండ దీపారాధనము ఆవు నెయ్యిలో ఉండవలెను. ఒక పూట మాత్రమే భోజనాదులను చేయవలయను. చాప మీద మాత్రమే పరుండవలయను. ఇయది శుభసూచిక వ్రతదీక్షగా ఎరుగవలయను. వ్రత సామగ్రినంతయును సిద్ధపరచుకొని తొలుత గణేశుని పూజించి తదుపరి నవగ్రహములు దిక్పాలకులను వారి వారి మంత్రములతో అర్చించి ఒక కలశము మీద ధనలక్ష్మీదేవిని అష్టోత్తర నామములతో పూజించవలను. పిదప కుబేరదేవునికి పంచామృత స్నానాదులతో స్నానము గావించి అభిషేకము గావించి వ్రత విధానమునందు చెప్పబడిన అష్టోత్తర శతనామములను చదువుచు వివిధ పుష్పములతో అక్షతలతో పూజించి అనేక విధములైనటువంటి నివేదనలతో కుబేరుని అర్చించి నివేదనాదులు సమర్పించి ఆ లక్ష్మీదేవి ఆరతితో ధనవంతునిగా ఉండునట్లు అనుగ్రహమును పొందగోరవచ్చును మనం. ఈ ప్రకారంగా కల్పోక్త విధానంతో ఎవరైతే కుబేరుని లక్ష్మీదేవితో కూడా పూజిస్తారో వారు సమస్త ఐశ్వర్యములను ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పొందుతారు. పూర్వము కాంచీపురమున దేవదత్తుడు దేవదూరుడు అను ఇద్దరు వైశ్యులు ఉన్నారు. వారిలో దేవదత్తుడు మంచి వ్యాపారవేత్త, సూక్ష్మమైన తెలివిగలవాడు, దాన ధర్మవంతుడు, బహు సంతానముతో దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. దేవదూరుడు భక్తి లేనివాడు, మొండి ధైర్యము గలవాడు, సంతానము భార్య అన్యోన్యత లేనివాడు, ధనము కలిగినను పిసినారితనముతో అత్యాశతో జీవనము చేయుచుండేవాడు. వారిద్దరూ వ్యాపార నిమిత్తం అనేక గ్రామాలు తిరుగుతూ దేవవరమనేటి గ్రామమునకు చేరారు. అచ్చట వ్యాపారం సరిగా జరగక అలసిపోయి ఒక దేవాలయమున విడిదిగాంచారు. ఆ దేవాలయం మహావిష్ణువు లక్ష్మీదేవి సూర్యాది గ్రహములది. ఇంద్రాది అష్టదిక్పాలకులు మునగు దేవతా పరివారమంతయు నిండి కలియుగ వైకుంఠధామముగా ఆ దేవాలయం గొప్పగా విరాజిల్లుతున్నది. అచ్చోట ఆయా దేవతార్చనలను సల్పి ముఖమండప ప్రాంగణమునందు ఇద్దరును భోజనాదులు చేసి నిద్రించారు. మరునాడు వేకువనే నిద్ర మేల్కొని కాలకృత్యాదులను నిర్వర్తించుకునగా 100 సంవత్సరాలు నిండబోచున్న భార్యాభర్తల వలె ఉన్నటువంటి స్త్రీ పురుషులు వచ్చి, నాయనలారా, మీదేవూరు, ఎందు నిమిత్తం ఇచ్చటకు వచ్చారు? రాత్రి ఇచ్చట నిద్రించారు కదా, మీకు సంతృప్తి కలిగినదా? మీకేమైనా విచిత్రములు గోచరించినవా అని అడిగారు. అంతా ఆ వర్తకులిద్దరూ ఆ వృద్ధ దంపతులకు నమస్కరించి, మాది కాంచీనగరము, మేము దారిద్ర్యముచే చాలా బాధలు నొందుచు వ్యాపారం కొరకు ఈ పల్లె వచ్చాము. కొద్ది వ్యాపారం చేసినాము, కానీ ఫలము మాత్రం శూన్యము. అందుచే దైవ సన్నిధి యందు నిద్రించుట మేలని ఈ చోట బసగాంచినాము. ఇప్పుడు మరి యొక్క గ్రామం తరలి వెళ్ళుచుంటిమి అని నిరాశ కలవారిగా సమాధానం ఇచ్చారు. ఇది స్కంద ఇది ద్వితీయాధ్యాయ సమాప్త. పుష్పాక్షతులు దేవుడి దగ్గర ఉంచి నమస్కారం చేసి ఒక కొబ్బరికాయ ఇవ్వండి. పీచు తీసేసి కొంచెం తీస్తే అమ్మవారి ఓం భూ భూస్వ నీడుదలని తత్సప్తరవరే కొబ్బరి చెక్కల పైన నేడుదలని ఓం భూస్వాదర్వరేణ్యంభర్గో దేవస్య ధీమతి యోన ప్రచోదయాదు సత్యన్ వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరమసీ స్వాహ శ్రీ కుబేర లక్ష్మీదేవ్ జై నమః కుబేరస్వామినే నమః అవసరార్థం నారికేళఖండద్వయం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి కసి నీళ్ళు ఉంచండి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తవు ప్రక్షాళయామి పాదవు ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తమలపాకులు పక్కలు పెట్టి సర్వోపచారార్థే ప్రణామాంజలిం సమర్పయామి అథ తృతీయాధ్యాయ ప్రారంభ. ఆ దంపతులు ఇద్దరు ఈ విధంగా అంటున్నారు. ఈ వర్తకులిద్దరితో వేగిర పడవద్దు, ఈయది మహాక్షేత్రము, ఇందు ధనలక్ష్మీదేవి కరుణచే కుబేరుని వద్ద ధనము మీరు పొందాలంటే నేను చెప్పిన విధానమును ఆచరించరుతో శీఘ్రముగా ధనప్రాప్తి కలుగును అని ఆ విధానమును కూడా చెప్పి అదృశ్యమైనారు ఆ దంపతులిద్దరు కూడా. అంతటా వైశ్యులిద్దరును ఆశ్చర్యమును పొంది అచ్చోటనే ఉండి వ్యాపారములు చేయుచు కొంతకాలము ఆ దేవాలయమునందు బస చేస్తూ వృద్ధ దంపతులు బోధించిన విధులు తూచా తప్పక ఇద్దరు వ్రతము ఆచరించుతూ ఉన్నారు. కాలము గడిచిపోవచ్చున్నది, ఇంటిదారి మార్గమును అన్వేషించుచూ లేరు. ధనము పొందవలనని ఆశతో వారి భార్యాపుత్ర గృహాదులకు చేరిది. వారి వారి పూర్వజన్మ సుకృతముచే వారు ఆచరించిన శ్రీ ధనలక్ష్మీ కుబేర వ్రతాదులచే ఒకనాటి అర్ధరాత్రి పరమ పావన నేత్రియగు ధనలక్ష్మి యొక్క ధనాధిపతియగు కుబేరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించగా వారిరువురి స్వప్నమున ధనలక్ష్మీ కుబేరులు దీవించి వెళ్ళిరి. ఆ దీవన ఫలముగా మరునాడు ఉదయం మేల్కొనగానే పై వృత్తాంతమును ఒకరినొకరు తర్కించుకొని వ్యాపారాదులు చేయుచూ నుండిరి. క్రమేపీ ధనవంతులుగా మారి కీర్తి గడించి ఉన్నారు. కొంతకాలం తరువాత దేవదూరుడు ఐశ్వర్య మదముచే పిసినారి తనముచే ఆ ధనాకర్షణ శ్రీలక్ష్మీ సహిత కుబేర వ్రతమును మరచినాడు. వ్రతము ఆచరించకపోవడం వలన జ్యేష్ఠాదేవి వచ్చి దేవదూరు నిగ్రహములో తాండవించుట ప్రారంభించను. ఈ కారణమున దేవదూరుడు శ్రీ లక్ష్మీ కుబేర దేవత వలన పొందగలిగిన ఐశ్వర్యము వ్యాపారములో నష్టము వచ్చి ధనము కోల్పోయి తుదకు భార్యాపుత్రాదులను అన్నపానాదులకు పస్తు ఉంచవలసిన పరిస్థితి ఏర్పడెను. కానీ దేవదత్తుడు మాత్రం తన ఐశ్వర్యమంతయు ధనలక్ష్మీ కుబేర దేవతల అనుగ్రహ ప్రసాదముగా భావించి వ్రతము క్రమము తప్పక ఆచరించుచుండేవాడు. కావున ఇతని గృహములో అష్టలక్ష్మీ దేవతలు ఆశ్రయించి ఉండేవి. ఒకనాడు తన అహంకారమును చంపుకొని దేవదూరుడు దేవదత్తుని స్వగృహమునకు ఏగి తనకు ఆర్థిక సహాయం చేయమని ప్రార్థించగా అంతటా దేవదత్తుడు, నీవు ఆ వృద్ధ దంపతులు ఉపదేశించిన వ్రతము నియమము తప్పక ఆచరించకపోవటం వలననే నీకు ఈ కష్టములు సంప్రాప్తించినవని జ్ఞప్తికి చేసి కొంత ధనమును అసంగి పంపారు. ఈ విషయమును వెంటనే భార్యాపుత్రాదులకు దేవదూరుడు తెలుపగా వారు వెంటనే శ్రీ లక్ష్మీ కుబేర వ్రతము మరల భక్తితో చేసి తమ తప్పిదము క్షమింపుమని శ్రీ లక్ష్మీ సహిత కుబేరదేవుని వేడుకొనిరి. తరువాత వారు ధనలక్ష్మీ కటాక్షముచే కొలది దినములకే వ్యాపారములో లాభము పొంది ధనవంతులైనారు. కాన ఆనాటి నుండి అన్ని ప్రాంతముల యందు ధనలక్ష్మీ కుబేర వ్రతమును ఆచరించి కృతార్థులగుచున్నారు. ఈ వ్రతము 11 సార్లు ఆచరించినచో ధనధాన్య వృద్ధి కలుగును, 5 సార్లు ఆచరించినచో సంతాన వృద్ధి కలుగును, 3 సార్లు ఆచరించినచో వివాహమగును, 16 సార్లు ఆచరించినచో వ్యాపారాభివృద్ధి కలుగును, 27 సార్లు ఆచరించినచో శాశ్వత ధన సౌభాగ్యవంతుడగును, 9 సార్లు ఆచరించినచో దారిద్ర్య బాధ నుండి దూరుడై ధనవంతుడగును, 20 సార్లు ఆచరించినచో పదవి ధనము కీర్తి సంతానము దైవానుగ్రహము మున్నగు విశేష సౌక్ష్యములు పొందగలరని స్కాంద పురాణము తెలియజేయుచున్నది. ఏ మానవుడు భక్తితో తగిన శక్తితో దీక్షతో ధనలక్ష్మీ కుబేర వ్రత సమాప్తి చేయునో అతడు ఆయా దేవతల కరుణచే ఇహపర సౌఖ్య రూపమైన ధనధాన్యాది సంపత్తులను పొంది కీర్తివంతుడై విరాజులును. ఇయది నగ్న సత్యము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత అన్యాయ్యేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్య సుహోస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. పుష్పాక్షతులు దేవుడి దగ్గర ఉంచండి. కొబ్బరికాయ ఆ పండ్లు కూడా పెట్టాడు. నీళ్ళుదలండి నైవేద్య ద్రవ్యం పైన. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భృగవ దేవస్య ధీమతి యో యోనః ప్రచోదయాత్. సత్యం వర్తే నవర్షించామి అమృతమస్తు అమృతోపస్తనమసి స్వాహ. శ్రీ కుబేరలక్ష్మీదేవ్ జయ నమః ధనలక్ష్మీదేవ్ జయ నమః కుబేరస్వామినే నమః యథాభాగస నారికేళ సకల కదలీఫలే నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తవు ప్రక్షాళయామి పాదవు ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. తమరి పక్కలో ఒక పెట్టి మొక్కలు పెట్టి తాంబూలం సమర్పయామి కర్పూరణీ రాజనం దర్శయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాజని నమోస్తుతే. కుబేరలక్ష్మీదేవ్యే నమః ధనదాయ నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాంధారయామి నమస్కరోమి రమారమణ గోవింద గోవింద. పుష్పం అక్షతలు తీసుకోండి మంత్రపుష్పం. రాజాధిరాజాజ ప్రసజ్య సాహినే నమో వయం వై శ్రవణాజ కుర్మహే సమే కామాన్ కామకామాజ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దాతు కుబేరాజ వై శ్రవణాజ మహారాజాజ నమః. యక్షేశాజ విద్మహే వై శ్రవణాజ ధీమహి తన్నశ్రీద ప్రచోదయాతు. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. కుబేరలక్ష్మీదేవ్యే నమః కుబేరస్వామినే నమః. దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. యాని కాని పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే పాపహం పాపకృమ హం పాపాత్మ పాపసంభవ త్రహిమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష ధనేశ్వర ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమస్కారం చేసి పుష్పములు కొట్టి పూజ చేయండి. ఉత్తరోపచారాలు చేదురుగాని ఛత్రమాచ్ఛాదయామి. కుబేరలక్ష్మీదేవ్యే నమః. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సింహానారోహయామి సమస్తరాజోపచార భక్తుపచార యథాశక్తుపచారాన్ సమర్పయామి. యస్య స్మృత్యాచన మోక్త్యా తవః పూజా క్రియాదిషు నూనం సంపూర్ణతాం యాది సజ్జో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ధనేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అక్షతలు మీరు తీసుకోండి మీరు వారి చేతిలో ఉద్ధరణతో నీళ్లు ఉంచండి. అనయా పూజయా శ్రీ కుబేర లక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. యజమానస్య కుబేర లక్ష్మీ దేవత ప్రసాద సిద్ధిరస్తు ధనలక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు వ్రతం సుకృతమస్తు సకల శ్రేయోభివృద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు.